नारायण समारंभाम व्यास शंकर मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम। मौन व्याख्या प्रकटित पर ब्रह्म तत्व युवानं वर्षिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्योर्षिभ्यो गुरुभ्यो नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। जगद्गुरुमयमैन सभा सदस्सुकि सेवनीय नमस्सुलु समर्पण चेसुकुंटू నిన్న మనం బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనానికి శ్రీకారం చుట్టుకున్నాం. అందులో సూత్ర రచన అంటే ఏమిటి అనే విషయంలో ప్రస్తావన చేసుకుని బ్రహ్మసూత్రములకు ఉత్తరమీమాంస అని అంటారని, వేదాంత శాస్త్రం అదే ఉత్తరమీమాంస అంటే, పూర్వమీమాంస అంటే కర్మకు సంబంధించేటువంటిది, దీని కర్మమీమాంస అని కూడా అనడం ఉన్నది. ఉత్తరమీమాంస అనే వేదాంత శాస్త్రం మిగిలిన దర్శనాలన్నిటికంటే పరాకోటికి చెందినటువంటిది. అలాంటి వేదాంత విద్యకు సంబంధించినటువంటి శాస్త్రమే బ్రహ్మసూత్రము. ఉపనిషత్తులు ఏ తత్వాన్ని ప్రతిపాదన చేసాయో దానిని మననం చేసేది బ్రహ్మసూత్రము. అంటే బ్రహ్మసూత్రముల ద్వారా మనం ఉపనిషత్తుల తత్వాన్ని మననం చేసుకుంటున్నాం. ఇది బ్రహ్మసూత్రముల అంశం. ఒక్కడి బాగా గుర్తుకు పెట్టుకోవలసినది, ఇది సంపూర్ణంగా బ్రహ్మము గురించి చెప్తున్న అంశము. బ్రహ్మమంటే అందరికీ ఇష్టమైన వస్తువేనా? వేదంలో మాట ఉంది, బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అని. అందరికి ఇష్టమైనదిట బ్రహ్మమంటే. అయితే సాధారణంగా జ్ఞాన మార్గం అనగానే ఇదేదో భక్తికి విరుద్ధం అని భక్తి మార్గంలో ఉన్న వారికి దీని పట్ల ఒక విధమైన ఆందోళన ఉంటూ ఉంటుంది. పైగా బోధపడ్డం లేదని కంప్లైంట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అబ్స్ట్రాక్ట్ అంటారు దీన్ని. భక్తి అంటే మీకు ఒక రూపకల్పన చేసి, ఒక నామం చెప్పి, ఒక కథ చెప్పి, ఒక రిలీజియస్ రిచువల్స్ చెప్పడం జరుగుతుంది కనుక అందులో చాలా సౌలభ్యం ఉంటుంది. మీరు రేపు ఉదయం లేచి ఆచమనం చేసేటప్పుడు ఏ దిక్కుకు తిరగాలి, పైగా ఏం చేస్తే ఏం కోరిక చెప్తూ ఉంటూ భలే బోధపడిందండి అంటాం. కానీ ఒక అబ్స్ట్రాక్ట్ సంగతి చెప్పేటప్పుడు బోధపడడం మహాకష్టం. కారణం దానికి మీరు ఇలాంటి నామరూప సౌలభ్యములు కానీ ఇలాంటి కర్మగతమైనటువంటి అంశములు కానీ ఉండవు. దీనితో అలవాటైపోయి దీంట్లోనూ కొట్టుకుపోతూ ఇంతకంటే పై విషయాన్ని తెలుసుకునే శక్తి హృదయానికి లేక, కానీ అది నాకు తెలియదు అంటే సమాజంలో ఏమనుకుంటామోనని, అది కావాలని కూర్చొని బోధపడలేదు అని అన్నప్పుడు ఎక్కడొస్తుంది లోపం అంటే, అది పొందడానికి కావలసినటువంటి మానసిక సంసిద్ధత రాలేదు. అది కానీ ఉంటే చాలా తేటగా అర్థమవుతుంది. పైగా బ్రహ్మసూత్రాలు చదివితే ఇది పెద్ద భక్తి శాస్త్రం అనే నాకు అనిపించింది. ఎందుకు ఇంత గట్టి మాట అన్నాం, ఇది జ్ఞానశాస్త్రం కదా భక్తి శాస్త్రం ఎందుకు అన్నారు? అసలు బ్రహ్మము మీద ఎంత ప్రేమ లేకపోతే బ్రహ్మము గురించి ఎంత చెప్తాడండి ఇతడు? బ్రహ్మము, ఆ బ్రహ్మము గురించి తెలియజేయడమే కదా దీని పని, మరొక విషయం గురించి చెప్పట్లేదు. ఎంత చక్కగా చెప్పాడంటే ఇంతకంటే ఇంకేం చెప్పగలరు, బ్రహ్మము తప్ప మరొకటి లేదు. ఇదే ప్రతిపాదన చేయదలుచుకున్న అంశం, బ్రహ్మము తప్ప మరి ఒకటి లేదు అని. బ్రహ్మము తప్ప మరి ఒకటి లేనప్పుడు ఇంకా బ్రహ్మమును పొందవలసిన వాడు, పొందే విధానము అని ఉన్నాయా? బ్రహ్మము తప్ప మరొకటి లేనప్పుడు బ్రహ్మమును పొందవలసిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పుడే బ్రహ్మం కంటే భిన్నుడా వీడు? ఈ ప్రశ్న బ్రహ్మసూత్రాలకు పనికొచ్చేది నేను వేస్తున్నాను. ఒక్కడి బ్రహ్మసూత్రాలకు కానిది నేను మాట్లాడట్లే. బ్రహ్మము తప్ప మరొకటి లేదని చెప్పడం కంటే ఇష్టమైన విషయం ఇంకేం కావాలి భక్తుడికేనా? బ్రహ్మమునికే భక్తుడు ఎవడైనా, వాడికి విష్ణు అని పేరు పెట్టుకోండి, శివుడు అని పేరు పెట్టు, బ్రహ్మమునికి ఎవడైనా భక్తుడు కదా. ఈ బ్రహ్మమునే ఈశ్వరుడని పరమాత్మని రకరకాల పేర్లతో వ్యవహరిస్తాం మనం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్జతే అని భాగవతం ప్రథమ స్కందంలోనే చెప్పారు. బ్రహ్మము పరమాత్మ భగవాన్ ఒకడు గురించే ఇదంతా ఈశ్వరుడు అంతే కదా. కానీ ఆయన బ్రహ్మమును ఎందుకన్నారని తర్వాత చెప్తా, అన్ని మాటలు అదే ఎందుకు చెప్పారని. కానీ నీకు ఇష్టమైన ఆ బ్రహ్మము ఆయన తప్ప మరొకటి లేడన్న మాట ఎంత తీయగా ఉందండి. అంతకంటే ఇంకేం కావాలి మనకి? ఆ తీయదని ఎంతకు తీసుకుపోయిందంటే ఆయన్ని తెలుసుకునేవాడు కూడా విడిగా లేడయ్యా ఆయనే అని చెప్పాడంటే ఇంకేం కావాలి? అంటే ఆయన కంటే విడిగా ఉన్నానన్న మన అహం భావం, నేననే భావం కూడా ఆయనతో కలబోసేసాడు. కలబోసి చెప్పడంతో ఇంక నువ్వు కూడా ఏమైపోయావు? ఈ మాట జీర్ణించుకోవడం కష్టం మనకి. ఎందుకంటే నేను అనబడే దాన్ని మనం దానిగా చూడడం అనేది ఇంతవరకు అభ్యాసం చేయలేదు. ఆ అభ్యాసం చేయకుండా ఆ జీవభావం, ఆయనకు విడిగా ఉన్నాననుకోవడమే జీవభావం, విడిగా ఉన్నాను అనుకోవడమే వేరుపడడం. అంతేగాని జీవుడు బ్రహ్మమునికి ఎక్కడండి వేరుపడ్డాడు? కొంతమంది తెలుసు అనుకున్న వాళ్ళకి వచ్చింది ఏమిటి అంటే, మనం అర్థం అవడానికి కొన్ని మాటలు చెప్తూ ఉంటాం. ఈశ్వరుడు నుంచి జీవుడు విడిపడినప్పుడు అని ఒక సందర్భవశాత్తు ఒక మాట చెప్తే, ఈశ్వరుడు జీవుడు ఒకడైనప్పుడు విడిపడ్డం ఎప్పుడండి అని. నేను చెప్పాను కదా, సైద్ధాంతికులు గోళ ఇది, వాళ్ళు కొన్ని చదువుకుని వచ్చే గోళ ఇది, విడిపడ్డే ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ విడివడి ఉన్నామని భావం ఉందా లేదా? శాస్త్రంలో ఏముందో వదిలేయండి, మన భావం ఏంటో చెప్దాం. మనం ఆయనకు వేరుగా ఉన్నాం అని భావం మన దగ్గర ఉందా లేదా? ఉంది కదా. ఆయనకు వేరుగా ఉన్నామని భావం ఏర్పడమే విడిపడడం. అందులో కొత్తగా విడిపడ్డం అని కాదు, ఇక్కడ ఆయనకు వేరుగా ఉన్న భావమే విడిపడ్డం. ఈ విడిపడ్డం ఎప్పుడు మొదలైంది? అద్వైతంలో జన్మలు వాటిని లేవని ఒప్పుకోదండి, ఒప్పుకోకపోదు. జన్మలు నొప్పుకుంటుంది, లోకాలు నొప్పుకుంటుంది, లోకాంతరాలు నొప్పుకుంటుంది, అన్ని రకాల దేవతలు నొప్పుకుంటుంది, అన్నీ ఒప్పుకుంటుంది అద్వైతం. ఒప్పుకోకపోతే అద్వైతానికి నాస్తికత్వం అయిపోతుంది. అది అద్వైతాన్ని చాలామంది పొరబడి నాస్తికత్వం కింద తీసేసుకుంటారు. అద్వైతం అన్నిటినీ ఒప్పుకుంది. ఈ లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? బ్రహ్మభావన బలపడే వరకు ఉన్నాయి. బ్రహ్మభావన బలపడ్డాక అంతా బ్రహ్మమే అది. కనుక అది బలపడే వరకు జీవుడికి అన్నీ ఉన్నాయి. నువ్వు ఇక్కడ కష్టసుఖాలు ఇక్కడ ఉన్నాయి, నువ్వు పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్ళడం ఉంది, పాపం చేసుకుంటే పాపలోకాలకు వెళ్ళడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎంతవరకు? జీవభావం ఉన్నంతవరకు. జీవభావం ఉన్నంతవరకు ఉన్నాయి. కానీ జీవభావం ఒకటి లేదయ్యా, ఉన్నదంతా బ్రహ్మమే అనేది కదా అసలు సత్యం, అల్టిమేట్ సత్యం. ఇప్పుడు తెలుసుకున్నామా లేదా, అది అనిపించిందా లేదా అనేది ప్రశ్న కాదు. శాస్త్రం చెప్తున్నది, మనం పట్టుకున్న పుస్తకంలో మాట ఏమిటి? సర్వం బ్రహ్మమయం జగత్, అది కదా నిన్ను వదిలిపెట్టిన మాట, ఇవాళ పట్టుకోవాల్సిన మాట. ఉపనిషత్తులు ఏకరూపెట్టి తీర్మానించినటువంటి సిద్ధాంతం ఏమిటి? సర్వం బ్రహ్మమయం జగత్, అంతా బ్రహ్మమయం అన్నప్పుడు అంతా అన్నవాడు ఎక్కడున్నాడు? వాడు అందులోనే ఉన్నాడు కదా. వాడు అందులో ఉన్నప్పుడు వాడు బ్రహ్మము కాడా? అది ఒక నీటి బిందువు అనుకుందిట, అబ్బో అంతా నీరే అని. ఏది ఒక నీటి బిందువు? అంతా నీరే అని ఆ సముద్రం నుంచి ఒక నీటి బిందువు అనుకున్నది అంటే, ఆ నీటి బిందువు సముద్రం నుంచి తన వేరుగా అనుకోవడం వల్ల కదా అంతా నీరన్నది. కానీ అది ఎక్కడున్నారండి? ఆ నీటి బిందువు గారు ఎక్కడున్నారు? ఆవిడ అందులోనే ఉన్నారు. కనుక అది ఇది కలిపి చూడండి, ఒకటే కదా. అయితే ఆ స్థితి రాకపోవడానికి కారణం ఏంటి? వేరుగా చూడడం. దీన్నే పరిచ్ఛిన్న దృష్టి. పరిచ్ఛిన్నం అంటే ఫ్రేమ్డ్ అండ్ లిమిటెడ్ అని అర్థం. మనకి మనం గిరిగీసుకుని అందులో పెట్టుకుని మిగిలిన దాన్ని విడిగా చూస్తూ అది వేరు ఇది వేరు అనుకోవచ్చు. దీనికే శంకరుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఒక అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ ఇంట్రడక్షన్కి ఒక పేరు చెప్పుకున్నాం మన నిన్న. ఏమిటది? నేను ఇది చెప్తున్నాను, నిన్న ఫలానా చెప్పుంటారు అనుకున్న వాళ్ళు తర్వాత దాన్ని అందుకోలేరు. కాలక్షేప దృష్టిలో చాలా విన్నాం, దీనికి మాత్రం అది కుదరదుట. కత్తి మీద నడకండి, క్షురస్యధార అంటుంది ఉపనిషత్తు. కత్తి సాము కత్తి మీద నడకది. అంత జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మ విద్యలో, బెసగకూడదు. పదునైనది, చాలా పదునుగా ఉండాలి బ్రహ్మ. సామాన్యం అనుకున్నారా? ఏ ఆధారం లేదు, ఆకాశంలో విడిచిపెడేస్తాడు మిమ్మల్ని తీసుకెళ్ళి. అందుకే బ్రహ్మ విద్యకు ప్రత్యేకమైనటువంటి తర్ఫీద్ అవసరం, ప్రిపరేషన్ అవసరం. సామాన్యమైన అంశం కాదు. అయితే ఇంకొకటి, బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపన కలిగింది, అది కలగడానికి ఎన్నో జన్మలు పుణ్యం ఉండాలండి. అంతే కదా, ఈ జన్మలు ఎన్నో సాధనలు చేయాలి. పరశురాములు వారు దత్తాత్రేయుల వారిని కలిసినప్పుడు దత్తాత్రేయుల వారు అతని ప్రశ్నలు విని శ్రీ విద్యోపాసన బోధించి కొంతకాలం బాగా చేసుకో అని చెప్పాడు. చేసుకున్నాడు ఆయన. చాలా కాలం చేసాక ఆయన దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందని అడిగాడు. చెప్పారు చేశాను, బాగుంది బాగలేదని అన్న, కానీ ఆ పూజలు ఇవన్నీ నేను బొమ్మలు పెంచుకుంటున్నట్టుందండి, దీనికి పైన ఇంకేదో ఉందని. అయితే ఇప్పుడు నీకు చెప్పచ్చు అన్నాడు ఆయన. అంటే దీనికి పైన ఉన్నది ఒకటి కావాలి అనే తపన ఎన్నాళ్ళు ఆరాధన వల్ల వచ్చింది. ఇలాంటి తపన ఉన్నవాళ్ళు చాలా నిజాయితీ పరులండి. వాళ్ళకి తప్పకుండా గురువు చెప్పాలి, చెప్తాడు. కానీ అదేదో గొప్ప వస్తువుట, అది కూడా వినేస్తే పోలే అనుకునే వాళ్ళు ఉన్నారే, దానికి మాత్రం ఏమీ లాభం లేదు. ఇది బోధపడడం అనేది చెప్పేవాడిలో ఎంత అవసరమో వినేవాళ్ళలో కూడా అంత ఏకాగ్రత రిసీవింగ్ ఎండ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాడే పడికట్టు పదాలు కానీ, ఇక్కడ మనం చూపించే శాస్త్ర పరిభాషలు కానీ, ఇవన్నీ కూడా అందుకోవడం అనేటటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇదంతా ఎందుకు చెప్పని, భయపెట్టడం కాదు, అది భయపెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్పాను. జాగ్రత్త భయం నాస్తి అని చెప్పడం కోసం ఇక్కడ. అంత జాగ్రత్తగా ఒక ఏకాగ్రత, ఒక శ్రద్ధాభావం దీని మీద కలిగి ఉండాలి. పూర్వ నిశ్చిత అభిప్రాయములు అని ఉంటాయి, ప్రిజుడీస్ అని, అవైనా ఉంటే దులిపేసుకుని కూర్చోవాలి ఇక్కడ. అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ అవి వేసుకుని వెళ్ళిపోవద్దు. మనం ఇక్కడ జోళ్ళు వదులుకొని వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు జోళ్ళు వేసుకెళ్తాం. అలాగే కొన్ని కొన్ని ప్రిజుడీస్ని మనం వదులుకొని వచ్చి కూర్చుని అక్కడికి హాయిగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వెళితే అవే ప్రిజుడీస్ వేసుకు వెళ్ళిపోతాం. ఇక్కడ మనం చెప్తూ ఉంటే మరి అక్కడెక్కడో భక్తి గురించి చెప్తున్నప్పుడు ఇలా చెప్పారండి, ఆ వాసనలు తెచ్చుకోవద్దు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నా అదే తెలుసుకుంటే మీరు దీన్ని ఆస్వాదించగలరు. ఇన్ని అంశములు ఉన్నాయి మొత్తానికి. ఇక్కడ దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, బ్రహ్మ జిజ్ఞాస ఏదో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు చెప్పారు, మనకు ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక వచ్చాం. కొంతమంది అంటే నిన్న తీరుకు కుదరలేదండి వాళ్ళు వచ్చాం అంటే, ఖాళీగా ఉంటే వచ్చి వినాల్సిన సబ్జెక్టులు ఆధ్యాత్మికత అని పెట్టుకున్నాం కనుక ఇలాగే ఉంది మన పరిస్థితి. అంత ఖాళీగా ఉంటేనే మిగిలిన వా ఖాళీ కల్పించుకుని మరి చేయాలి, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రయోజనం ఉందండి, దీనివల్ల ఏముంది. అందువల్ల అది సాధిస్తున్న సాధించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ కోసం చేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ. సరే, మొత్తానికి ఎందుకు బ్రహ్మ జిజ్ఞాస, ఎందుకు బ్రహ్మసూత్రములు అంటే అనర్థాన్ని పోగొట్టడం కోసం అన్నాడు. అంత గొప్ప మాట చెప్పాను, అనర్థాన్ని పోగొట్టడం కోసం. అనర్థహేతోహ ప్రహాణాయ, అనర్థ హేతువులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, అనర్థానికి హేతువు ఏదో దాన్ని తొలగించడం కోసం నేను ఈ భాష్యాన్ని రాస్తున్నాను అని ప్రతిజ్ఞ పట్టారండి ఎవరు, భగవత్పాదులు వారు. మన బ్రహ్మసూత్ర భాష్యం కదా చెప్పేది, సూత్రం కాదు భాష్యం. ఎందుకు భాష్యం రాస్తున్నారు ఆయన? అనర్థ హేతువుని తొలగించడం కోసం. అనర్థం అంటే ఏమిటి అసలు? ఇంతకీ సృష్టిలో అనర్థం, అనర్థం అంటే ప్రయోజనం లేనిది ఒకటి, దుఃఖకారకమైనటువంటిది, అది కదా అనర్థం అంటే. అలా దుఃఖకారకమై ప్రయోజనరహితమైనటువంటిది ఏదో దాన్ని తొలగించడం కోసం. ఈ దుఃఖకారమైన అనర్థ హేతువేది? అవిద్య. అవిద్యకు మరో పేరేమిటి? అధ్యాస. అది కదా నేను అక్కడ ఆపేమ్మను, అధ్యాస అని. ఎంత అందమైన మాట అండి అధ్యాస. అధ్యాస అంటే ఏమిటి? అది అసలు కాజ్, రూట్ కాజ్ అన్నిటికీ, జన్మ పరంపరలకు దుఃఖాలకు అన్నిటికీ హేతువు ఒకటే. దుఃఖాలకు ఎన్నో కారణాలు లేవు, ఒక్కటే. శాంతికి ఎన్నో మార్గాలు లేవు, ఒక్కటే. ఇది ఒకటే, అది ఒకటే. దుఃఖానికి కారణం అధ్యాస, శాంతికి కారణం జ్ఞానం. అంత ఇంకేమిటి లేదు, రెండే. నాణ్యపంథా విద్యతే జనాయ, శాస్త్రం చెప్తుంది, మరో మార్గం లేదయ్యా బాబు. బ్రహ్మజ్ఞానం తప్ప, లేదా దానికి ఆత్మజ్ఞానం, అది తప్ప మరొక మార్గం లేదు శాంతికి. దుఃఖానికి అధ్యాసే, దానికి తెచ్చుకోక్కర్లు ఉంది, అది అధ్యాస. తెచ్చుకోవాల్సింది అది, ఉన్నది ఇది. కనుక అధ్యాస అనే గొప్ప మాటను వేశారు కదా. అధ్యాస అంటే అనాత్మని ఆత్మగా అనుకోవడం, ఆత్మని అనాత్మగా అనుకోవడం. అంటే అనాత్మ ధర్మాలని ఆత్మయందు ఆరోపించుట, ఆత్మధర్మాలని అనాత్మయందు ఆరోపించట. ఆత్మ అంటే ఏమిటని చెప్పుకున్నాం. ఆత్మకి డెఫినేషన్ ఒకటే, నేను అనే చైతన్యము. నేను అనే చైతన్యం, మియర్ కాన్షియస్నెస్, చైతన్యమే నేననే. ఈ నేను అనే చైతన్యాన్ని అనాత్మతో కలిపి, ఈ అనాత్మ లక్షణాలని నేను మీద ఇంపోజ్ చేసుకుని అన్నారు. నేను అనే చైతన్యాన్ని అనాత్మలైన దేహాదులతో కలిపి, దేహాదులు యుష్మత్ ప్రత్యయాలు, నేను అనే చైతన్యం అస్మత్ ప్రత్యయం. ఇక్కడ మీరు కొంచెం నిన్న యుష్మత్ ప్రత్యయాన్ని ఎత్తుకున్నాను, ఇవాళ దాన్ని అనలైజ్ చేస్తున్నా కాస్త. యుష్మత్ అంటే నువ్వు అనే ప్రత్యయం, అంటే బయటది, నాది కాక బయట ఉన్నదంతా నువ్వు. కానీ శాస్త్ర పరిభాషలు ఇలా అనకూడదండి. ఇదం అంటారు దీన్ని, ఇది అది అనేది కదా బయట ఉన్నదంతా, బయట ఉన్నదంతా ఇది అది. ఇక్కడ ఉన్నది ఇది అది అని పొందుతున్నవాడెవడో వాడు నేను. అసలు ఇంత జ్ఞానానికి, ఇన్ని చర్చలకి, ఇంత జీవితానికి సెంటర్ ఏమిటండి? మన జీవితాలకు కానీ, మన శాస్త్రాలకు కానీ, మన బతుకు కానీ, మనం పడుతున్న ఆరాటాలకు కానీ సెంటర్ ఏది? కేంద్రం ఏది? నేనేగా, నేననే కేంద్రం నుంచి అన్నీ వెళుతున్నాయి. కానీ నేననే కేంద్రము నా చుట్టూ ఉన్నటువంటి నాది నావి అనుకునేటువంటి యుష్మత్ ప్రత్యయాలు. దాన్ని ఇది అది అంటే ఇదం ప్రత్యయం అవ్వాలి. యుష్మత్ని వేశాడు ఆయన, గొప్ప మాట వేశారండి శంకరుడు. ఒక్క మాట పొల్లుగా ఉండదు, అది ఒక్క మాట పొల్లుగా ఉండదు, అది ఆశ్చర్యం. అంటే యుష్మత్ అంటే నువ్వు అని అర్థం సంస్కృతంలో. కానీ ఇది అది అని చెప్పే ప్రపంచాన్ని నువ్వు అనకూడదు. అక్కడ ఇదం అయం ఇలాంటి మాటలు వాడాలి. కానీ ఇది ఎందుకు వాడాడు ఆయన అంటే, ఇదమంటే ఈ అని అర్థం తీసుకుంటే, ఈ నేను అనే అలవాటు కూడా మనకుంది. ఈ నేను, ఆ నేను అని అనడం అలవాటు ఉంది. అలాంటి ప్రవాటు వస్తాయి కనుక నువ్వు అని చెప్పేశాడు ఆయన. నువ్వు అని చెప్పినప్పుడు ఎదుటి విషయాన్ని నువ్వు ఏది ఏం చేస్తున్నావు అంతా నువ్వు అని వస్తువు. ఎంత జగ్గా చెప్పాడు అది అనమాట. ఆ మాట తీరులో అంత సొగసు చూపించాడు ఆయన. కానీ యుష్మత్ ప్రత్యయం అంటే అనాత్మ, అస్మత్ ప్రత్యయం అంటే ఆత్మ. ఇది ఒకటి తెలుసుకోవచ్చు. ఆత్మ అంటే నేను అనే చైతన్యం. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు శాస్త్రంలోనే ఉన్నాయా? చిత్రం ఏంటంటే, నిత్య జీవితంలో ఉండే వ్యవహారం గురించి మాట్లాడేది, నిత్య జీవితంలో ఉన్న అసలు వస్తువు గురించి మాట్లాడేదే వేదాంత విద్య. మీరు అనుకునేటువంటి లోకాలు, ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడాను ధ్యానించవలసినవి, ఊహించవలసినవి. అవి ఆసక్తి కలిగిస్తాయట. నేననే సెంటర్ గురించి మాట్లాడేవేమో ఎక్కవట. ఎంత ఆశ్చర్యకరం ఏంటండి, బాధాకరమైన అవసరం. అంటే నీ గురించి అసలు చెప్పబోతే ఎక్కదు, బయట గురించి చెప్తే ఎక్కుతుంది. ఎందువల్ల? మనకంత బహిర్ముఖత్వం అలవాటైపోవడం వల్ల. అంతే, బయటకు చొచ్చుకుపోయాం, చొచ్చుకుపోవడం అలవాటైపోయింది. పరాంచి కాని విత్రుని స్వయంభూ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా బయట ప్రపంచం అలవాటైపోయి నన్ను కూడా బయట నుంచి చెప్తే సరదాన, అసలు నువ్వేంటో నీకు తెలుస్తా అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే రెండు కలగలిసిపోయాయి. ఆ కలగలిసిపోయినప్పుడు మనకు చూడండి, బియ్యం రాళ్ళు కలిసిపోతే ఏరడం అనే పని చేస్తాం. ఆ ఏరి కావలసింది దాచుకుని అక్కర్లేంది వదిలేస్తాం. మరి ఇప్పుడు ఆ పని చేయాలి మనం. ఏంటి? అనాత్మల్ని తీసేసి ఆత్మని మాత్రమే వేరు చేయగలగాలి. అంత సులభంగా అది వేరు చేయగలిగినట్టుందండి బియ్యం రాళ్ళు కలిసిపోయినట్టుగా? ఎంత అంటే అదే ఇదే ఇది అది అన్నట్టుగా కలిసిపోయింది అది. అది పెద్ద బాధ. అది అధ్యాస అనేటువంటిది. ఇది ఎప్పటి నుంచి ఉంది దీనికి? అనాది నైసర్గిక. ఎన్ని మాటలు చెప్పాడు అక్కడ మహానుభావుడు. కనుకనే అలా ఉన్నటువంటి అధ్యాస. ఇప్పుడు ఈ అధ్యాస గురించి స్పష్టమైన పదునైన ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. ఎందుకంటే సత్యం ఉదాహరణలకు దొరకదు అంటారు జిడ్డు కృష్ణమూర్తి. గొప్ప మాట చెప్పాడు. అద్వైత సిద్ధాంతం పొందిన మహానుభావుల్లో ఇటీవల కాలంలో ఆయన కూడా అండి, అందులో సందేహం లేదు. చెప్పడంలో విషయంలో మనం ఎంత అర్థం చేసుకున్నామన్నా ఫిలసాఫికల్గా అని స్టేట్ అది, ఒప్పుకోవాల్సిందే. అలాంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎంతవరకు క్లారిటీ ఉందనేది వేరే పక్కన విషయం. కానీ ఆయన స్థితిని అర్థం చేసుకునేది. కానీ ఆయన ఒక మాట అంటాడు, సత్యాన్ని ఉదాహరణలతో చెప్పడం ఏంటంటాడు. మీకు ఏ సత్యం చెప్పాలన్నా మనం ఉదాహరణలతోనే చెప్తూ ఉంటాం. ఉదాహరణ ప్రమాణం అవుతుందా? దృష్టాంతం ప్రమాణం అవుతుందా అండి? దృష్టాంతం సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది అది అనమాట. ఎందుకంటే అసలు సత్యం ఇంద్రియాలకు దొరికే మామూలు వస్తువుల్లో ఇది మైకు. ఇది నేను చెప్పుకోవడానికి మీకు ఉదాహరణ ఏమీ చెప్పక్కర్లేదు. శాస్త్రంలో దీన్ని ఏమంటారంటే అని నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రత్యక్ష వస్తువు. కనుక అప్రత్యక్షమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, లేదా మనం పరోక్షం అనుకుంటున్న వస్తువు ఏదైతే ఉన్నదో, దాని గురించి చెప్పాల్సినప్పుడు దృష్టాంతములు సహకరిస్తాయి. అందుకు ఒక పదునైన ఉదాహరణ చెప్తా. అయ్యా అసలు సూత్ర భాష మొదలు పెట్టలేదు ఇది చెప్తున్నారా అంటే, సూత్ర భాషముల మొత్తం అర్థం అవ్వడం కోసం ఈ ఉపమానం పనికొస్తుంది అని అనిపించి దృష్టాంతాన్ని చెప్తున్నాను. ఇది సూత్ర భాష్యాలకు ఒక బేస్ అనుకున్నా. దీన్ని ఆధారం చేసుకుంటూ అల్లుకుపోదాం. ఈ దృష్టాంతాన్నైనా సరిగ్గా ప్రిజుడిస్ లేకుండా ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవడం ప్రయత్నించాను. ఒక్కటి మీకు, బ్రహ్మసూత్రం యథాతథంగా చెప్తే అర్థం చేసుకోవడం మహాకష్టమైన అంశము అని పండితులకు కూడా తెలుసు. నేను కూడా ఒక్కొక్కటి చదివి మీకు చెప్తే మొత్తానికి తలనొప్పో లేదా ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితో వస్తుంది తప్పకుండా. లేదా విరక్తి పుడితేనే కదండి బ్రహ్మసూత్రాలు వినాలి అన్నాడు ఒక పిల్లవాడు. నేను గొప్పగా అన్నాడు, వైరాగ్యం కలిగితేనే బ్రహ్మసూత్రం వినాలి అన్నాడు. అవును నిజమేనాయనా? కానీ ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం వింటే వైరాగ్యం కూడా కలుగుతుంది అని. దేని మీద అని ప్రశ్న? ఉపన్యాసం మీద సమాధానం. వైరాగ్యం లేనివాడికి వేదాంతం ఎక్కదు, ఇది ఘాటి కండిషన్. వైరాగ్యం లేని వాడికి బ్రహ్మజ్ఞానం లేదు. అంతెందుకండి, వేదాంత ఉపన్యాసాలు చేసేవాళ్ళకు కూడాను ఎన్ని రాగద్వేషాలు, ఎన్ని కోపాలు, వాడి ప్రాధాన్యమా వీడి ప్రాధాన్యమా అనేటువంటి కంప్లైంట్లు ఎన్ని చూస్తాం. అంటే ఎంత మేరకు అర్హత, నిజంగా సిన్సియర్గా బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు చెప్పాలంటే వాడు నిజాయితీగా చెప్తే మాత్రం ఒకరిద్దరు మిగలడం కష్టం శ్రోతల స్థానంలో. మరింతమందిని పెట్టుకుని నేను ఎదురుగా పెట్టుకున్నానంటే నేను మసిపూసి మారేడుకాయనే చేయాలి, అటు ఇటు ఏదో కలగలిపి నాలుగు జోకులు ఐదు ఉదాహరణలు చెప్పి అయ్యింది అనిపించుకుంటే మీకు మాకు తృప్తి. ఆ ఇంతమంది ప్రవచనానికి వచ్చారు కదా అన్న తృప్తి నిర్వాహకులకు వక్తకు కూడా లభించి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇదే ప్రయోజనం. మరి ఇక్కడ వచ్చింది ఎంత చిక్కొచ్చిందండి, అదో విష్ణులీలో శివలీలో కృష్ణలీలో చెబితే అందరం ఆనందిస్తాం. కూర్చోబెట్టి ఆలోచింపజేసే సబ్జెక్ట్ ఇది, మామూలుగా కాదు, ఇక్కడ పదును పెట్టిస్తుంది. అలాంటి ఒక మహావిషయం కదా, కనుక దీనికి ఉదాహరణని ఏకాగ్రంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది రాసుకోవచ్చు కూడా, ఒక టేబుల్లో రాసుకుంటే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మర్చిపోకూడదు, క్లాస్ అంత స్పష్టంగా రాసుకోండి. ఉదాహరణని నేను దేనికి ఏది ఎగ్జాంపుల్ చెప్తున్నానో దాన్ని జాగ్రత్త డివైడ్ చేసుకోవాలి. ఆత్మానాత్మల్ని డివైడ్ చేసుకోవడం తర్వాత ముందు ఎగ్జాంపుల్లో ఏది చెప్తున్నానో జాగ్రత్తగా క్లాసిఫై చేసుకుని దాన్ని జాగ్రత్తగా తర్వాత మీరే కంపేర్ చేసుకుని టేబుల్ని ఇంట్లో చూసుకోండి. విషయంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు ఆత్మ అంటే నేను అనే చైతన్యము అన్నా, అనాత్మ అంటే నేను అనే చైతన్యము చేత చూడబడుతున్నది, వినబడుతున్నది, అనుభవించబడుతున్నది అనుకుంటున్నటువంటి పదార్థ ప్రపంచం అంతే కదా. ఈ పదార్థ ప్రపంచం అంటే నేననబడేటువంటి ఫలానా నామరూపాలున్న నేను చూస్తున్న ప్రపంచం అని కాదు. నువ్వు దేంట్లో కూర్చుని చూస్తున్నావా నామరూపాలు కూడా ప్రపంచంలో భాగమే, అక్కడి నుంచి వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను కూర్చుని నా బల్ల నుంచి బయట ఉన్నదంతా నాకు పైన ఉంది అని అనుకున్నా, కానీ నా బల్ల కూడా నా నేను కాదు, నా బల్ల కూడా నాకు ఎడంగానే ఉన్నది అది తెలుసుకుని క్రమంగా నా బల్ల కాదు, బల్ల మీద కూర్చున్న నా దేహము ఇవి కూడా నాకంటే భిన్నము అని చూడగలిగే స్టేజ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ దేహము అనగానే కనిపించే డూమ్ మాత్రమే కాదండి, ఇంకా లోపల మరో రెండు దేహాలు వెలగబడుతున్నాయి, సూక్ష్మ కారణ శరీరాలు, అవి కూడా నేను కాదు. దేహం అంటే టోటల్ ఈ మూడు కలిపి, ఈ మూడింటిని ఇంకా డివైడ్ చేస్తే పంచకోశాలు, అముడే పంచకోశాలని పేరు, మరొకటి అంతే. ఒక్కసారి చూస్తే వ్యాసపీఠం అన్నాం ఒకటే బల్ల, కానీ జాగ్రత్తగా చూస్తే రెండుగా తర్వాత చెప్పుకున్నాం, కానీ ఇలాగే అనమాట పంచకోశములు. పంచకోశ విలక్షణమైన వాడు నువ్వు, పంచకోశ అంతరస్థిత, అంతరస్థిత అయినదాన్ని ఇప్పుడు పట్టుకుంటే అదేమిటి ఇవేమిటి అన్నీ జాగ్రత్తగా వెళ్ళాలి కదా. దీనికి ఉదాహరణకు పనికొస్తుంది చెప్పుకున్న ఆత్మ అంటే ఏమన్నా, పది మార్లు చెప్తున్నాను ఈ మాట, నేను అనే చైతన్యము, తెలుగులోనే ఉంది కదా నేను అనే చైతన్యము, నేను అనబడే ఉపాధి అనలేదు, నేను అనే చైతన్యము. అంటే నేను అనే మీకు స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో అదండి ఆత్మ. దీన్ని పట్టుకోవడానికి చూద్దాం, ఒక ఉదాహరణలోకి వెళదాం. సూర్యకాంతి ఒక అద్భుతమైన చెట్టు మీద పడుతుంది, సూర్యకాంతి చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు రూపురేఖలు మనకు రాత్రి ఏమీ తెలియలేదు, సూర్యకాంతి రాగానే అన్నీ తెలిసే చెట్టు యొక్క రూపురేఖలు. ఆ చెట్టును ఒక్కసారి చూస్తే బోలుడు కొమ్మలు, కొమ్మల మీద బోలుడు ఆకులు, పువ్వులు, మొగ్గలు, చిగుళ్ళు అన్నీ ఉన్నాయి. ఇన్నిట్లో ఆకులు మంచి ఆకులన్నీ ఆకుపచ్చగా కనబడుతున్నాయి, కొన్ని ఎండుటాకులు ఉన్నాయి, కొన్ని ఎర్రని చిగుళ్ళు ఉన్నాయి, కొన్ని పచ్చని పువ్వులున్నాయి, మరికొన్ని పళ్ళున్నాయి, ఆ పళ్ళు ఏవో రంగులో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు కనబడ్డాయి, సూర్యకాంతి. ఇంకా చెప్పాలంటే సూర్యకాంతి వేసి మాత్రమే కూర్చోలేదు, సైన్స్ తెలిసిన మీ అందరికీ తెలుసు సూర్యుడు కాంతి మాత్రమే ప్రసరించి కూర్చోలేదు, ఆ సూర్యకాంతిలోంచి వాటికి ఆహారం వచ్చింది, అన్నీ పొందుతోంది, మొత్తం పుష్టిని పొందుతోంది వృక్షం. కనుక సూర్యకాంతి దాని మీద పడడం వల్ల వృక్షంలో ప్రతి భాగము శక్తిని పొందుతుంది. అంతేకాదు ఆ మొగ్గలుగా ఉన్నవన్నీ పువ్వులైంది ఆయన వల్లే, అవునా లేదా? కనుక పువ్వులు మొదలైన వికసించింది సూర్యకాంతి వల్లే, ఆకులు పత్రహరితాన్ని పొందుతున్నది సూర్యకాంతి వల్లే, ఈ సూర్యకాంతి మొత్తం చెట్టంతా పరచుకుందండి, చూశారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం, ఈ చెట్టుని ప్రపంచం అనుకుందాం. ఉదాహరణ రాసుకున్న చెట్టు, ఈ ఆకులు పువ్వులు పళ్ళు ఒక సెక్టర్, సూర్యుడు సూర్యకాంతి రాసుకున్నారు కదా. ఇప్పుడు సూర్యకాంతిని నేను అనే చైతన్యం అనుకుందాం, జాగ్రత్తగా వినండి, నేను అనే చైతన్యము సూర్యకాంతి, బ్రహ్మము సూర్యుడు, ఈ ప్రపంచము చెట్టు, ఈ ఉపాధులన్నీ కూడాను దాని మీద ఉన్న ఆకులు, చిగుళ్ళు, పువ్వులు, పళ్ళు, మొగ్గలు అనేకం వచ్చే చూసారా. చెట్టు అని ఒక దెబ్బతో తీసిస్తే ప్రపంచం అని చెట్టు అనేసాం, కానీ దాని మీద ఆకులు, చిగుళ్ళు, పువ్వులు, పళ్ళు, మొగ్గలు, ఎండుటాకులు, పచ్చనాకులు, చిగురుటాకులు, అబ్బా అనేకం తయారైపోయిందా. ఈ అనేకమైన వాటన్నింటికి ఉపాధులు అందాం. నేను జీవులు అనే మాట ఎత్తలే, ఉపాధులనే అన్నాను. ఇవన్నీ ఉపాధులు, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఉపాధులే. జీవులు అనే మాట వదిలేయండి. ఉపాధులు అంటే ఏం లేదండి, బాడీస్ అంతే. ఉపాధులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎన్ని ఉపాధులు ఉన్నాయి, మానవ ఉపాధుల నుంచి మొత్తం అన్ని ఉపాధులే. ఉపాధులన్నీ ప్రపంచం అనే చెట్టుకి ఆకులు వంటివి, పువ్వులు వంటివి అనుకోండి. ఇప్పుడు ఈ చెట్టుపై అంత ప్రసరిస్తున్నటువంటిది సూర్యకాంతి. ఇందులో ఈ సూర్యకాంతి వల్లనే ఆకు పచ్చదనము, పండుకున్నటువంటి ఆ పండినటువంటి పసిమితనము, పువ్వుల్లో ఉన్నటువంటి ఆ ఎర్రనిదనము, మొగ్గల్లో మరో రంగు, ఇన్ని రంగులు కనబడుతున్నాయి. ఇన్ని రంగులు దేనివి? ఒక్కొక్క ఉపాధి ధర్మం. కాంతివా? కాంతివి కావు కదా, సూర్యుని వంతకంటే కావు కదా. కానీ మీరు కాంతిని దీని మీద చూస్తూ అబ్బా ఈ సూర్యకాంతి ఎంత బాగుందంటే పచ్చగా ఉందండి, ఆకుపచ్చగా ఉందండి ఒకడు అన్నట్ట. కాదండి, సూర్యకాంతి ఇక్కడ పసుపు రంగుతో ఉంది అన్నాడు పండును చూసేప్పుడు. ఇక్కడ సూర్యకాంతి ఎర్రగా ఉంది, ఇక్కడ సూర్యకాంతి ఎండిపోయింది, ఇక్కడ సూర్యకాంతి ఇలా చెప్పాడు. ఇందులో ఏది అబద్ధం? నిజంగా చూస్తే ఏం అబద్ధం కాదు, ఎందుకంటే కనబడుతున్న సత్యం అది. ఆకుపచ్చని కాంతి ఇక్కడ కనబడుతుంది, అక్కడ పచ్చని కాంతి కనబడుతుంది. ఇవన్నీ దాని మీద పడుతున్న సూర్యకాంతి వల్లే తెలుస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేసావు? కాంతి పచ్చగా ఉంది, కాంతి ఎర్రగా ఉంది, కాంతి నీలంగా ఉంది అని లక్షణాలన్నీ దేని కంటేశావు? సూర్యకాంతి గంట కట్టేశావు. ఇప్పుడు ఇంకోవైపు నుంచి వచ్చావు, అబ్బా ఈ చెట్టు ఏం వెలిగిపోతుందండి అన్నావు. అక్కడ చెట్టు వెలిగిపోతుంది అని ఈ వెలుగులన్నీ చెట్టుకు ఆపాదించేశావు. అంటే వెలుగుకి చెట్టు లక్షణాలు ఆపాదించావు, చెట్టుకు వెలుగు లక్షణాలు ఆపాదించేశావు. అయిపోయిందా రెండు? ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. సూర్యకాంతి నిజంగా ఇప్పుడు వీళ్ళు అన్నట్టు కాంతి పచ్చగా ఉంది, కాంతి ఎర్రగా ఉన్నది అనేటటువంటిది మీరు కేవలం వృక్షం అనే దాని మీదే దృష్టిని కేటాయించి చూసినట్లయితే ఇది సత్యమే. ఎంతవరకు? అది చూస్తున్నంతవరకు. జాగ్రత్తగా చూడండి, కాంతి అనబడేది చెట్టు మీద ఆకుపచ్చగా పసుపు పచ్చగా కనిపించడం అనేది చెట్టును మాత్రమే చూస్తున్నవాడి దృష్టిలో అదే సత్యం. సూర్యుడు మర్చిపోండి అక్కడ మేరకు, ఎందుకంటే వాడి పైకి ఇంకా తలెత్తలేదు. వాడెవడో వింత మానవుడు, వృక్షాన్ని చూస్తున్నాడు కానీ పైన సూర్యుడని కూడా ఉన్నాడనే జ్ఞానం వాడికి లేదు అనుకుందాం. కనుక ఈ కాంతి అంతటి దేనికి ఆపాదించాడు వాడు? చెట్టుకు ఆపాదించాడు. ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, నాయన ఈ కాంతి లక్షణాలు చెట్టుకు ఆపాదించడం, చెట్టు లక్షణాలు కాంతికి ఆపాదించడం అధ్యాస అని చెప్తుంది. కాంతిని దేని కింద తీసుకోమని చెప్పాను? నేను అనే చైతన్యం కింద తీసుకున్నాను. ఈ నేను అనే చైతన్యం ఏ ఆకు మీద పడినప్పుడు ఆ ఆకు ఇది నా వెలుగు అని ఏ ఆకుకు ఆ ఆకు అనుకుంటూ ఉందనుకోండి, ఎన్ని వెలుగులయ్యింది? ఎన్ని నేనులు అయ్యాయి? బోలు నేనులు. ఎన్ని ఆకులు ఉన్నాయి? అన్ని నేనులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? అన్ని నేనులు. నిన్న చెప్పిన నానా తయారైపోయినప్పుడే ఇన్ని నేనులు తయారయ్యే. ఇది కూడా నిజమే కదా? కాదా? ఏ ఆకు ఆకు చూస్తూ ఉంటే ఇది నిజమే. పైగా ఒక్కొక్కదానికి ఒక లక్షణం కనబడుతుంది. కనుక ఆ వెలుగు ఇక్కడ ఈ ఆకుగా, ఇక్కడ ఆకుగా ఉంది అని అనుకున్నాం. ఇది కూడా వ్యవహారం నిజమే. కానుక తెలివైనవాడు చెప్పాడు, పిచ్చిన ఆయన ఇన్ని నేనులు లేవు, ఉన్నదంతా ఒకటే నేను, ఆ నేనే విట్టిండా వ్యాపించిపోయింది ఈ కాంతి అని. అంటే అది చూడలేక ఈ పరిచ్ఛిన్న దృష్టిలో ఉన్నటువంటి ఇప్పుడు పొరపాటున ఆ కాంతి నేను అనే చైతన్యం ఆకుతో తాదాత్మ్యమైపోయి నేను ఈ ఆకునే అనుకుంటూ అందులో పువ్వు వాడిపోతే అయ్యో వాడిపోయిందే అని కాంతి బాధపడుతుంటే, అలాగే ఆ కొమ్మలు కూలిపోయాయను, లేదా పళ్ళు రాలిపోయాయను, పిందెలు పడిపోతున్నాయనో ఆ కాంతి బాధపడిపోతుంటే ఎలా ఉంటుందండి? అజ్ఞానం కాదు. అలాగే మనం నేను అనే చైతన్యం కాంతి వంటిది. ఈ ఉపాధులన్నీ కూడా ఆకుల వంటివి, పళ్ళ వంటివి. ఆ వెలుగున్నప్పుడే వాటి ఉనికి, ఆ చైతన్యం ఉన్నప్పుడే మనకు ఉనికి. అర్థమైందా? ఆకులు ధర్మములన్నీ నేనుకు ఆపాదించినట్టు, శరీర ఆకుల ధర్మాలు కాంతికి ఆపాదించినట్లు, శరీర ధర్మాలన్నీ నేను కాపాదించేసి శరీరానికి ఏం జరిగినా నాకైపోయింది నాకైపోయింది బాధ కలుగుతూ ఉన్నది అజ్ఞానం. ఇప్పుడు తెలివైన వాడు చెప్తున్నాడు, ఈ కాంతి చెట్టుది కాదు సూర్యునిది, తెలిసింది ఇప్పుడు. కనుక నేను అనే చైతన్యం ఎవరిది? సూర్యునిది. అది ముక్కలు ముక్కలై లేదు, అది అఖండంగా ఉంది. అఖండంగా ఎవరితో ఉంది? సూర్యునితో ఉన్నది. ఆయనకి ఈ కాంతికి ఏమైనా భేదం ఉందా? లేదు కదా. కనుకనే బ్రహ్మమునకు నేను అనే కాంతికి ఏమి భేదం లేదు. భేదం దేనివల్ల కల్పించబడింది? ఆ ఉపాధుల మీద నేను అనే కాంతి ప్రసరించి దానితో కలిసిపోయి తాదాత్మ్యం చెందిపోయి అది వేరు ఇది వేరు అనుకుంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్త పడి ఆ నేననే కాంతిని దాని నుంచి వేరు చేసే ప్రయత్నం చేయాలి. వేరు చేసే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? మంచి కత్తి పట్టుకొచ్చి ఉన్న కొమలని నరికిపారేయాలి. అదా, ఏమక్కర్లేదు, ఇది పనిచేయాలంతే. ఏమని బాబు, ఈ కాంతి దీన్ని ప్రసరింపజేస్తున్నా, దానివల్ల ఈ ఉపాధిలో మార్పులు వగరేలలు జరుగుతున్నట్టు కనబడ్డా, అది లేకపోతే ఇవేవీ లేవన్నది ఎంత నిజమో, ఇవేవీ లేకపోయినా అది ఉంటుందనేది అంత నిజమో. అంతే, అంత చెట్టు కూలిపోయినా ఆకులు రాలిపోయినా కాంతికి ఏమీ ప్రమాదం లేదు, బ్రహ్మమునకు అంతకంటే ప్రమాదం లేదు, తెలిసిపోయింది కదా. కనుక ఇప్పుడు చెప్పండి, మీలో నాలో ఉన్న నేను అనబడే చైతన్యం అంతా ఎవరిది? ఈ ఆకులదా? ఈ పువ్వులదా? ఎవరిది? బ్రహ్మముది. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చెప్పినంత మాత్రం పడుతుందా? అందుకు నిరంతర అభ్యాసం. మామూలుగా పట్టేది కదా, అభ్యాసేనిత కౌంతేయ వైరాగ్యేనిత గృహ్యతే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ ప్యూర్ ఫిలాసఫీని ఇచ్చాడండి, అదొక్కడ పట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. అందుకే ఇదే అక్కడ చెప్పబడింది కనుకనే దాన్ని ప్రస్థానత్రయంలోనే తీసుకున్నాం కదా. మొత్తానికి ఈ అధ్యాస అనేటువంటిది అనర్థహేతు అయిపోయింది గనక, అనర్థహేతువైన ఈ అధ్యాస తొలగాలంటే ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే, ఆత్మ ఏకత్వ విద్యా ప్రతిపత్తయే. ఈ కాంతి ఆ సూర్యుడు ఏకము అనే ఎరుక కలిగించడం కోసం, అంతేగాని ఆ కాంతి ఆ చెట్టు ఏకమనే అజ్ఞానం తొలగడం కోసం. అదే అర్థం కదా. అది తొలగితే చెట్టు అనర్థాలన్నీ కాంతికి అంటగంటకుండా హాయిగా ఉంటాను. ఈ ఉదాహరణ చాలు కదా, స్పష్టమైంది కదా. ఇంకా దీనిలో ప్రవేశిద్దాం. ఇప్పుడు గురుగారు ఏమంటున్నారు? శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామ. శారీరక మీమాంస అయితే ఇక్కడ మాట ఉందండి, ప్రదర్శిష్యామ, మేం ప్రదర్శిస్తున్నాం అని దీని మాట, బహువచనం. ఇది సాధారణంగా అహంకారం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు, మేం చెప్పాం అని వింటూ ఉంటాం. నేను శంకరులు అలా చెప్పారా? శంకరులంత వినయ సంపన్నులు ఇంకోళ్ళు ఉండరండి అని మాటలో ఎక్కడా కూడా ఎంత ఎంత చక్కగా ఎంత సంస్కార సంపన్నంగా ఎలా ఉంటాయో సూటిగా ఉంటాయి. అలాగని మళ్ళీ మెమ్మెమ్మే అని మెత్త మెత్త మాట్లాడిన కాదు, గట్టిగానే ఉంటాయి, సూటిగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రామాయణ హనుమంతుడు మాట్లాడినట్టు ఉంటాయి, అంత గట్టిగా ఉంటాయి, అంత పదునుగా ఉంటాయి. ఎంత వినయం అవసరం అంత వినయం, అంత బాగుంటాయి ఆయన మాటలు. మరి పదశిష్యామహ అని ఎందుకు అన్నారండి ఆయన? మేము చెప్తున్నాం అని ఎందుకు అన్నారు? మేము అంటే అర్థం ఏంటంటే, ఈ చక్కని జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాత్ములు, బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు, వారి మార్గాల్లో నడుస్తూ వారు ఏం చెప్పారో అదే మా అభిప్రాయంగా తీసుకుని మాట్లాడుతున్నాం గనక, ఈ మాటలన్నీ ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులైన మా అందరివి, నా ఒక్కడివి కావు అని చెప్పడం ఇందులో ఉన్నంత అర్థం. అందుకు ఆ మహా అన్న మాటలో ఉన్నటువంటి విశేషం అంటది. ఇంకా ప్రారంభిస్తున్నారు, మొదటి సూత్రానికి నమస్కారం చేసుకుందాం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది అసలు నిజానికి బ్రహ్మసూత్రాలు ఉపదేశం పొంది చేయాలటండి, మంత్రంలాగా, లేకపోతే మహాకష్టంట. మన అప్పుడు ఇది కర్మకి అయిపోయింది కదండి, నేను వెంటనే అనొచ్చు. మళ్ళీ ఉపదేశము ఉపాసన మంత్రము చెప్పమంటే మళ్ళీ కర్మకి వెళ్ళిపోయింది అది. మరి ఎలా అంటారండి అంటే, ఇక్కడ ఏంటంటే దీన్ని ఏదో శాస్త్రవాక్యం తీసిపారేయకుండా ఉండడం కోసం, ఈశ్వరానుగ్రహం లేనిది అద్వైత వాసన రాదు అని గురువుగారు చెప్పారు కనుక మనం దీన్ని ఉపదేశం పొందాలి. మొత్తం బ్రహ్మసూత్రములన్నీ పాఠం చెప్పించుకునే అవకాశం లేకపోతేట మొదటి నాలుగు సూత్రాలు గురుముఖత ఉపదేశంగా తీసుకుని గురువుని స్మరించుకుంటూ అధ్యయనం చేయమన్నారు. అసలు నిజానికి ఉపనిషద్ విద్య వాటిని పూర్వకాలంలో మడిగట్టుకు చెప్పేవారు తెలుసా? ఎందుకంటే అసురు బుద్ధులేవి మళ్ళీ దూరి అపార్థాలు కల్పించకుండా ఉండడం కోసం ఇన్ని చెప్పేవారు. ఇప్పుడు సంప్రదాయాల్లో ఆ సంప్రదాయం అక్కర్లేదండి, మేము చెప్పేది ప్యూర్ ఫిలాసఫీ, మళ్ళీ సంప్రదాయం అంటే కర్మ అనే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ శంకరులు భగవద్గీత భాష్యంలో మాట అన్నారు, అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అని ఒక మాట వేశాను. అంటే సంప్రదాయం తెలియని వాడు ఎంత శాస్త్రవేత్త అయినా వాడు మూర్ఖుడు వలి ఉపేక్షించు అని చెప్పాడు. ఇది ఈ మాట మనకి గట్టి ఆధారం. ఇప్పుడు ఈ నాలుగు సూత్రముల్ని మనం ఉపదేశంగా తీసుకోవాలంటే జగద్గురువైన దక్షిణామూర్తిని ఇక్కడ స్మరించుకుంటూ, ఆ స్వరూపమే ఇక్కడ ఇన్ని రూపాలతో ప్రస్తరించింది అని తెలుసుకుంటూ, నాకు నేను మననం చేసుకుంటున్నట్లుగా విషయాల్లోకి ప్రవేశిస్తూ బాదరాయణుడికి నమస్కారం చేసుకుని, భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుని, సూత్ర భాష్య కృతవు వందే భగవంతవు పునః పునః అని ప్రణామాలు చేసుకుని వెళదాం. మొదటి సూత్రం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. చిత్రం ఏంటంటే, దీనికి ఎన్ని రకాల వివరణలు, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు మహాత్ములు ఇచ్చారు. నేను చెప్పుకున్నా కదా, ఒక్కడ అర్థం కాకపోతే ఎక్కువ అవసరమయ్యాయి, ఏకం తెలియకపోవడం వల్ల అనేకం అవసరమయ్యాయి. దీనికి వ్యాఖ్యానం ఎంత చేశారంటే, పెద్దవాళ్ళు వాళ్ళు మనం చాదస్తామని డ్రాగన్ గానీ అనద్దు. ఎందుకంటే మనం ఒక సినిమా కథలో లేదా మామూలు లౌక్యంలో కావ్యాలో అయితే పునరుక్తులు అక్కర్లే, పునరుక్తులు విసుగు కూడా కలిగిస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కానీ బ్రహ్మ విద్య అలా కాదండి, అది అందినట్టే అనిపిస్తుంటే జారిపోతుంటుంది. బ్రహ్మ విద్య అది గట్టిగా పట్టించడం కోసం మహాత్ములు ఏం చేస్తారంటే, వివిధములైన దృష్టాంతాలతో, వివిధమైన ప్రమాణాలతో దాన్ని మనకి ఎక్కిస్తారు. అందుకే మహాత్ములు చదివిన బ్రహ్మ విద్యనే చదువుతూ ఉంటారు, మననం చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఇంతమంది వచ్చారు, వీరేం చదవలేదా? చదివారు, నాకంటే మహానుభావుల దగ్గర విన్నారు, మననం చేశారు. అయినా ఎందుకు వచ్చారు? దీన్ని బ్రహ్మాభ్యాసం అంటారండి. బ్రహ్మాభ్యాసం ఇది అలవాటు చేసుకోవాలట. బ్రహ్మాభ్యాసం అంటే బ్రహ్మము గురించే వినడం, బ్రహ్మము గురించే అనుకోవడం, బ్రహ్మము గురించే మననం చేయడం, బ్రహ్మము గురించే చింతన చేయడం. ఎందుకంటే శరీరం ఉంది కదా, ఈ శరీరానికి ఒక లక్షణం ఉంది. ఇక్కడ విని బయటకు వెళ్తే మళ్ళీ ఎన్నో శబ్దాలు వినబడతాయి. ఆలోచించడానికి కావలసినటువంటి ప్రపంచం బయట ఉంది. మరి అందులోకి దిగితే మనం ఇక్కడంతా జాగ్రత్తగా అన్నీ అంటుకుంటూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలట? అందుకే బయట ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ బ్రహ్మాభ్యాసం చేస్తూ ఉండాలి. జీవితం ఉన్నంత వరకు కూడా బ్రహ్మాభ్యాసం చేయాలి. బ్రహ్మం లభించే వరకు బ్రహ్మాభ్యాసం చేయవలసిందే. ఆ బ్రహ్మాభ్యాసంలో భాగంగా సాధకులు, సాధనలో పరిణత దశకు చెందినటువంటి వారు, సిద్ధి పొందిన వారు కూడా దేహంలో జీవన్ముక్తులుగా ఉన్నప్పుడు కూడా వారు వచ్చి వింటూ ఉంటారు. అలాగా బ్రహ్మాభ్యాసం మొత్తం మనకి ఆజన్మాంతం జరగవలసిందే. జన్మ నుంచి కాకపోయినా ఇప్పుడు ఆ మరణాంతం జరగవలసింది అది అనుకుంటే చాలు. జన్మ నుంచి మొదలెట్లేదు కానీ ఇక్కడ నుంచి మరణ పర్యంతమైనా నిరంతర బ్రహ్మాభ్యాసం కావాలి. నిరంతరం బ్రహ్మాభ్యాసం. ఇవాళ మనందరం బ్రహ్మాభ్యాసంలో కూర్చున్నాం. ఒక్కటి ఏం చెప్పినా ఒక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి? బ్రహ్మము అంటే ఇది, బ్రహ్మము అంటే ఇది, బ్రహ్మము అంటే ఇది అనే సబ్జెక్టే మొత్తం 7 రోజులు ఉంటుంది. అంటే మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఇంకేం కావాలండి? ఏది కావాలనుకుంటున్నావు అదే మననం చేసుకుంటున్నావు. అది చెప్తూ ఇది కాదు, బ్రహ్మం అంటే ఇది కాదని మరి గురించి చెప్తూ ఉంటాడు. కాదు కాదు కాదు. చిత్రం ఏంటంటే చిట్ట చివరికి చెప్తాడు, ఇంతవరకు కాదు కాదు నువ్వు తోసేసేవేమిటో వాటిల్లో కూడా బ్రహ్మం ఉంది కానీ అంతా కలిపి ఒకటని పట్టుకో అంటాడు. మళ్ళీ అది ఒకటి పెద్ద చిక్కు చిత్రం. అది ఎలాగో చూద్దాం. ప్రవేశిస్తున్నాం కదా అథ బ్రహ్మ జిజ్ఞాస. చిత్రం ఏంటంటే, మనకి నిన్న మనం చెప్పుకున్న శాస్త్రముల సూత్రములు అన్నీ ఇంచుమించు అథ శబ్దంతోనే మొదలయ్యాయి. ఉత్తరమీమాంస అనే వేదాంత శాస్త్రం కూడా అథ అని మొదలైంది కదా. ఇక ధర్మశాస్త్రం జైమిన్ రచించినటువంటి పూర్వమీమాంస అది కూడా అథాతో ధర్మం ధర్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. ధర్మం గురించి జిజ్ఞాస అది అథాతో, ఇది అథాతో. అలాగే చూడండి యోగ శాస్త్రములు కూడా అథ. ఇక భక్తి సూత్రములు ఉన్నాయి, నారదుల వారు అనుగ్రహించినది అది అథాతో భక్తి వ్యాఖ్యాస్యామ. అన్ని అథ అథ. ఎందుకు ఇలా పెట్టారంటే, ఇది ఒక సంప్రదాయం. శాస్త్రం ప్రకటించేటప్పుడు అథ అని చెప్పడం ఒక సంప్రదాయం. ఎందుకు అలా చెప్తారు అంటే, దానికి పెద్ద ప్రమాణం ఉన్నది. మంగళకరంగా మాట్లాడుకోవాలి. ఏ శాస్త్రమైనా మంగళకరంగా మనం మాట్లాడుకోవాలి కనుక, మంగళకరమైన శబ్దాలు వైదిక సంప్రదాయ ప్రకారంగా రెండు ఉన్నాయట. వైదిక సంప్రదాయ ప్రకారంగా అది ఓంకారశ్చ అధ శబ్దశ్చ అన్నారు. ఓంకారము అథ ఈ రెండూ కూడాను మంగళ శబ్దములు అని అంటారు. కనుకనే వేదమంత్రాలు ప్రారంభించేటప్పుడు ఓం అని ప్రారంభిస్తాం, అది వేదమంత్రం కనుక. కానీ శాస్త్రంలో ప్రణవం అలా అనకూడదు. అప్పుడేమనాలి? రెండో శబ్దం తీసుకున్నారు అథ. అందుకే ఉపనిషత్ పఠనం, బ్రహ్మసూత్ర పఠనం చేసేటప్పుడు శాంతి మంత్రాలను చదువుతారు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేద శాఖలోంచి వచ్చింది కనుక ఆ వేదానికి సంబంధించిన శాంతి మంత్రం ఆ ఉపనిషత్తు చెప్పినప్పుడు చెప్పడం మనకు సంప్రదాయం. అలా ఋగ్వేద శాంతి మంత్రం, యజుర్వేద శాంతి మంత్రములు ఆయా ఉపనిషత్తులకు చెప్తారు. దీనికి ఏం చేశారంటే, అన్ని ఉపనిషత్తుల శాంతి మంత్రాలు పెట్టారు ఇక్కడ. అవన్నీ నేను ఇక్కడ చెప్పట్లేదు అంటే ఆ పద్ధతిలో చెప్పట్లేదు కనుక. కానీ చిట్ట చివరికి ఏమంటారు, ఓం మథ ఓం మథ ఓం మథ అని అనాలట. ఎందుకంటే ఈ ఓం మథ అనేది ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావేతవు బ్రహ్మణపుర కంఠం భిత్వా వినిర్యాతవు తస్మాన్ మాంగళికా ఉభౌ అని సంప్రదాయం మనకి. ఓంకారము అధశబ్దము సృష్టికి ప్రారంభంలో బ్రహ్మదేవుని నోటంటొచ్చిన మొట్టమొదటి సౌండ్ ఇటండి, ఓం అథ అన్నట్ట. కనుకనే హిరణ్య గర్భుని నోటంట పలికిన మొట్టమొదటి శబ్దములు గనక ఇవి మంగళ శబ్దములు గనక శాస్త్రం ప్రారంభించేటప్పుడు మంగళ ఆచరణ కింద ఇది అథ అంటారు. ఇది సంప్రదాయం. కనుక ఇవన్నీ మంగళకరమైన శాస్త్రములు, ఇవి దీనివల్ల నీకు మంగళము లభిస్తుంది అని శంకరులు ఏమంటున్నారు తెలుసా? ఆయన పరమ సంప్రదాయ అనుయాయి అండి, కానీ అదే సమయంలో గొప్ప స్వతంత్ర ఆలోచనలు కలిగినటువంటి వాడు ఆయన. ఈ స్వతంత్రత ఎలా ఉంటుందంటే శాస్త్ర విధేయమైన స్వతంత్రత. స్వతంత్రత రెండు విధాలు, శాస్త్రాన్ని అతిక్రమించే స్వతంత్రత, అది వాడికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం. శాస్త్ర విధేయమైన స్వతంత్రత ఉన్నదే, అది వాడికి ప్రపంచానికి క్షేమం. శంకర్లు అటువంటి స్వతంత్ర భావ ప్రతిపత్తి కలిగి ఉన్నారు గనుకనే ఆయన వేదంలో నసలు పట్టును బయటికి లాగగలిగారు. ఆయన అథ శబ్దానికి ఏం చెప్తున్నారంటే ఇది కేవలం మంగళం అని అర్థంలో తీసుకుంటే సరిపోలేదు అన్నాడు. అథ అతహ, దీనికి తెలుగులో అర్థం చెప్పుకుందాం. అథ అంటే అటు పిమ్మట, అతహ అంటే అందువల్ల, బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మము గురించిన విచారణ, అటు పిమ్మట అందువల్ల బ్రహ్మము గురించి విచారణ, ఇది దీనికి అసలు అర్థం, అథ శబ్దానికి మీనింగ్. మరి బ్రహ్మదేవుడు ఎందుకండి అలా అన్నాడు అథ అని? ఈ అథ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండి. మనం మన పనిలో ఉంటూ ఉంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారు మనతో ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం, వాళ్ళని 5 నిమిషాలు కూర్చోబెడతాం. ఆడ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ పని కూర్చోబెట్టి ఇంకా చెప్పండి అంటాం. ఇంకా చెప్పండి అంటే ఇంకా అని ఎందుకన్నారండి? ఇందుకుండి ఇంకేం డిస్కస్ చేసామా ఇంతకుముందు? ఇంకా చెప్పండి అనే ఎక్స్ప్రెషన్ ఏముందంటే ఇప్పటి వరకు అయినవన్నీ పక్క పెట్టేశాను, ఇప్పుడు మన సబ్జెక్టే అనడంట, అది ఇంకా చెప్పండి అంటే అర్థం. ఇది అసలు ఎక్స్ప్రెషన్ అండి, దానిలో అసలు మీనింగ్ అది. కానీ ఇంకా చెప్పండి అంటే అర్థం ఏంటంటే ఏవో పెట్టుకుని ఇక్కడ కూర్చున్నారు కదా ఆలోచనలు, ఇవన్నీ పక్కన వదిలేసి ఇప్పుడు చెప్తున్న సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం, అది ఇంకా చెప్పండి అనే ఎక్స్ప్రెషన్ ఇది. కనుక ఏ శాస్త్రం చెప్పినా ఇంకా శాస్త్రం గురించి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఏకాగ్రంగా దీని మీద చూద్దాం అని ఒక మంచి అర్థం తీసుకుని ఏ గోళా లేదు, లాగి పీకి పాకం పట్టక్కర్లే. కానీ మంగళకరమైన శబ్దం అని అర్థం కూడా సంప్రదాయం చెప్తుంది కదా. కానీ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మంగళకరము అందువలన బ్రహ్మ జిజ్ఞాస అంటే ఎక్కడైనా తలాతోకం ఉందా అండి? మంగళకరము బ్రహ్మ జిజ్ఞాస అంటే అమంగళకరము అందువలన బ్రహ్మ జిజ్ఞాస అని ఏమని అన్వయిస్తావు? అయితే అమంగళమా, ఆ అర్థం తీస్తావా అంటే నేను ఎలా అనలేదయ్యా బాబు, దీని మంగళ అనే అర్థం ఎలా తీసుకోవాలనే దాన్ని కూడా శంకరులు చెప్తున్నారు. అన్నీ ఆయన చదివిన వాక్యాలు చదివి తిరిగి మీకు చెప్పట్లేదు, సమయం చాలదు కనుక. కానీ ఆయన చెప్పని మాట నేను చెప్పట్లేదు, అది కూడా కొన్ని ఆయనవే తెలుగులో అనువదిస్తున్నాను. ఆయన ఏమన్నారంటే ఒకడెవడో బయలుదేరాడు, బయలుదేరుతూ ఉంటే మంగళం ఏదైనా ఎదురైతే బాగుండు అనుకున్నాడు. ఒక ఆమె పాపం నది నుంచి కొండతో నీళ్లు పట్టుకొస్తుందట, కనుక ఎదురుగా నిండు కుండతో నీళ్లు తీసుకురావడం మంగళకరం అనుకున్నాడు ఆయన. కానీ ఈయనకి మంగళకరం కలిగించడం కోసం ఆవిడేమీ కొండ పట్టుకురాలేదు, ఆవిడ మానాన ఆవిడ వెళ్ళిపోతుంది, ఈయనకి మంగళకరం ఎదురయ్యింది. అలాగే ఇక్కడ అథ అనే శబ్దము మనకు మంగళకరం అనింది అనిపించిందే, కానీ ఆ మంగళాన్ని చెప్పడం కోసం ఇక్కడ వెయ్యలేదు అన్నారు. ఇక్కడ అంటే అమంగళమని కాదు, ఆ కొండ ఎదురవడం ఎంత మంగళం అంతే, దాని పర్పస్ ఈయనకి మంగళం కలగడం కోసం కష్టపడి కొండ పట్టుకుందని కాదయ్యా, దీనికి మరొక అర్థం ఉన్నది అనేది భావించారు. అదేమిటి అంటే అటు తర్వాత అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస, అటు తర్వాత అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించుకుంటున్నాం, అది కదా అర్థం. కానీ శంకరులు అన్నారు బ్రహ్మ విచారం ప్రారంభిస్తున్నాం అనద్దు, బ్రహ్మ విచారం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యా అని అధ్యాహారం తీసుకోండి అన్నాడు. అధ్యాహారం అంటే అక్కడ చెప్పకుండా ఉన్న మాట చెప్పాల్సిన మాట ఏదో దాన్ని అధ్యాహారం, అది తెస్తే కానీ వాక్యం పూర్తవదు. ఇప్పుడు వాక్యం ఆయన అన్న కర్తవ్య అనే మాట కలుపుకుని చూద్దాం. అథ అథ అటు పిమ్మట అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యము, కర్తవ్యం అంటే చెయ్యాలి, బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి, మస్ట్. ఎందువల్ల చెయ్యాలి? మీరే అన్నారుగా అందువల్ల అని, అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. అందువల్ల ఎందువల్లని ఫస్ట్ ఇప్పుడు వస్తున్నాడు, ఎందువల్ల బ్రహ్మ జిజ్ఞాస అవసరం ఏంటండి మనకి? అందువల్ల అండి. సరే అందువల్లే వచ్చింది కానీ దేని తర్వాత కూర్చున్నావు? దేని తర్వాత అంటే ఏం ప్రిపేర్ అయ్యి వచ్చావు ఇక్కడికి? అది కొన్నిటికి ప్రిపరేషన్ అక్కర్లేదండి, కొన్నిటికి ప్రిపేర్ అయి రావాలి, అవునా లేదా? చాలా ప్రిపేర్ అయి రావాలి ప్రపంచంలో, అవునా లేదా? మీరు సినిమాకి వెళ్తే ముందు ప్రిపేర్ ఏమో అక్కర్లే, దానికి సంబంధించిన ఆలోచన, దానికి సంబంధించి ఇన్ఫర్మేషను, తపన ఏం అక్కర్లే. టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయారు, అదొక ప్రిపరేషను, టికెట్ కొనుక్కుని వెళ్ళి కూర్చోవడం, ఆ ప్రిపరేషన్ చాలు దానికి. కానీ దీనికి ప్రిపరేషన్ చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ ప్రిపరేషన్ చెప్పాడు కదా అని ఎక్కడ అది చెప్పిన దానికి తీసుకెళ్ళిపోవచ్చు. భక్తి సూత్రాల్లో అథకి అర్థం వేరు, ఇప్పుడు ఆ సబ్జెక్టు కాదు కనుక నేను చెప్పట్లేదు. ఇక్కడ అథకి అర్థం ఏమిటి? దీనికి ఉన్న ప్రిపరేషన్ ఏమిటి చెప్తున్నాడు మహానుభావులు. శంకర్ల వారు ఇక్కడ అధ శబ్దానికి అద్భుతమైన అర్థాన్ని వివరిస్తున్నారు. అధ అంటే కావలసిన అర్హత సంపాదించుకున్న తరువాత అన్నాడు. అంటే బ్రహ్మ జిజ్ఞాసుకు అర్హత ఉందన్నమాట, చాలా అర్హత ఉంది అది. అదేమిటి? దానికి సాధన చతుష్టయం, ఇది సంపాదించుకున్న తర్వాత అని. సాధన చతుష్టయ సంపత్తి అంటారండి దీన్ని, సంపద. ఈ సాధన చతుష్టయ సంపద అంటే నువ్వు కొంత ముందు సాధన చేయాలి, ఈ సాధన నాలుగు సంపాదించుకున్న తర్వాత అథ. అథ అంటే అదే అర్థం. ఏమిటది? నిత్యానిత్య వస్తు వివేక మొట్టమొదటిది. ఇవందరికీ తెలుసు, కానీ ఇందులో మనం ఎన్ని మార్కులు ఉన్నామని ఆలోచిస్తే బ్రహ్మ జిజ్ఞాసుకి ఎన్ని మార్కులు తర్వాత తీసుకోవచ్చు. ఈ ఆలోచనలు ఎవరికి వస్తాయండి? తరించాలని తపనున్న వాళ్ళకు వస్తాయి. ఇంకేమీ లేదు, ఇంకేం అక్కర్లే. తరించాలని తపనున్న వాళ్ళకి, జీవిత లక్ష్యం పొందాలన్న తపనున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. కనుక మొట్టమొదటిది ఏమిటి? నిత్యమేదో అనిత్యమేదో దాని యొక్క వాస్తవం పట్ల. వస్తు అంటే వాస్తవం, ఫ్యాక్ట్. అంతేగాని ఒక పదార్థం అని కాదు అర్థం, ఫ్యాక్ట్. ఏది నిత్యము ఏది అనిత్యము అనే వాస్తవం పట్ల వివేకం ఉండాలి. ఇంకా జ్ఞానం కాదు, వివేకం. అంటే వేరు చేసుకోగలగాలి, ఇది నిత్యం ఇది అనిత్యం ఇది ఆలోచించుకోగలగాలి, అది ముందు తెలియాలి. అది తెలిసాక నీకు తర్వాత ఏర్పడుతుంది ఇహాముత్రార్థ భోగ విరాగ. ఇంత గొప్ప మాట అండి. ఇహలోక సుఖాల మీద పరలోక సుఖాల మీద విరాగం, ఎంత గట్టి మాట. వైరాగ్యం అనేది అంత ముఖ్యం. ఇది వివేకం తర్వాత వైరాగ్యం పెట్టారు. కొంతమందికి వైరాగ్యాలు భలే భలే కలుగుతుంటాయి. ఇంట్లో ఆవిడ తిడితే ఒక వైరాగ్యం, పిల్లలు అనుకూలంగా లేకపోతే మరో వైరాగ్యం, వ్యాపారంలో దివాళా తీస్తే మరో రకం వైరాగ్యం, అనారోగ్యం వస్తే ఇంకో వైరాగ్యం. ఇవి మిమ్మల్ని జ్ఞానం వైపు తీసుకెళ్ళిపోతే ఆ వైరాగ్యానికో నమస్కారం, అది కూడా గొప్పదే. కానీ గురువుగారు ముందు వివేకం చెప్పారు, తర్వాత వైరాగ్యం చెప్పారు. వివేక జనితమై నువ్వు విషయం యొక్క అసలు ఆనుపాలను ఏంటో తెలుసుకుంటే వైరాగ్యం కలగాలి. ఇహలోక సుఖాల పట్ల పరలోక సుఖాల పట్ల కూడా వైరాగ్యం అంట, అంత గట్టి మాట అండి. పరలోక సుఖాలంటే మనకి భూమి మొదలుకుని బ్రహ్మలోకం వరకు అన్ని పరలోకాలు, దీని బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. మాకు పరలోక సుఖాల మీద అంత ఆశ లేదండి అన్నాడు ఒక ఆయన, ఎందుకంటే విశ్వాసం లేదు కనుక. అదే ఇక్కడ కొందరికి ఇప్పుడు పరలోకం మీద నమ్మకమే లేదు, నాస్తికులు ఎవరికి కూడా. కానీ కొంతమంది ఉంటారు పరలోకం మీద నమ్మకం ఉంది, ఇక్కడ కష్టపడితే పడ్డాం కానీ పోయిన తర్వాత అక్కడ సుఖపడతామని. వీళ్ళు మంచివాళ్ళండి, వాళ్ళ నాస్తికులు కంటే ఉత్తములు. వాళ్ళనేమి కాదు, మనం ఇంకా ఫర్దర్ స్టెప్ చెప్తున్నాం కానీ వాళ్ళని తీసిపారేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు నాస్తికుల కంటే చాలా మంచివాళ్ళు, ఎందుకంటే పరలోకం ఉంది అనే భీతి ఉంటేనే ఇక్కడ పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు. లేకపోతే ఇవాళ అమ్మా నాన్నకి కష్టపడి పనిచేయడం వల్ల నేను జీవితంలో సుఖపడలేకపోతున్నాను అనుకునే వాళ్ళందరూ కూడాను కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ అమ్మా నాన్న వల్ల నేను బయటకు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. వీళ్ళు మరీ 90 ఏళ్ళు బతికేస్తున్నారు. నేను విన్నానండి ఒక అతను అంటున్నాడు, 90 ఏళ్ళు వీళ్ళు బతికేస్తున్నారు, వీళ్ళ సేవలో పడి నేను ఏమి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నాస్తికుడైతే ఏదైనా ప్రమాదాలకు చేయొచ్చు. అది ఆస్తికుడు అనుకోండి, వాడు కొంత నయం, వాడు అమ్మా నాన్న కోసం నేను సుఖాలు వదులుకుంటే వాడు సుఖాలు వదులుకున్నాడే లేదా? ఆ సుఖాలు వదులుకుని పనిచేయడం వల్ల పరంలోనైనా సుఖపడతాను లేదా తర్వాత అయినా మంచి జన్మలు వస్తాయని అనుకున్నాడు కదా. కనుక వాడు వాడికి క్షేమంకరమైన పరిస్థితిలోనే ఉన్నాడు, వాడు ప్రమాదాలకు దుర్గతులకు లోనుకోడు వాడు కనీసం. కనుక నేను ఇక్కడ చెప్పారు కదా అని వీటన్నిటి తీసిపారేమని కాదండి, జాగ్రత్తగా పదునుగా వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో. అది జ్ఞాన మార్గం చెప్తున్నారు కదా, భక్తిని ధర్మాన్ని తృణీకరిస్తున్నారని కదా అర్థం. ఇవన్నీ పండాలి. అందుకే ఇహాముత్రార్థ భోగ విరాగ అంటే ఇంత గొప్ప విషయం ఉందండి. ఐహిక పారలౌకిక సుఖముల పీట వైరాగ్య భావము ఉండాలి. తర్వాత శమదమాది సాధన సంపత్తి. మళ్ళీ ఇక్కడ 4 అంటూనే 3వ దాంట్లో మరుగుని పెట్టేశాడు. ఏమిటండి నెంబర్ పెరిగిపోయింది, ఏదో 4 అన్నారు ఏదో పర్వాలేదు, మళ్ళీ 3వ దాంట్లో మరుకొనిట. ఈయన అంతా పతంజలి అంతే. అష్టాంగ యోగం అంటాడు 8 అనేది సింపుల్గా, ఆ యమలో మళ్ళీ 10 ఉన్నా నియమాల్లో మళ్ళీ 10 ఉన్నాయి, అప్పుడు ఎన్నయ్యే దానికి మరొక 18 ఏడయ్యవచ్చు అక్కడ. ఇది అవస్థ. కనుకనే పేరుకి అలాగే మళ్ళీ ఇందులో శమదమాదులు. శమదమాదులు అంటే ఏమిటి? దీనికి మళ్ళీ ఎక్కడో వెతకక్కర్లే, ఉపనిషత్ ప్రమాణం. ఉపనిషత్తులు బాగా జీర్ణించుకున్న వ్యక్తి కదండి ఈయన, ఇంకా చెప్పాలంటే ఉపనిషన్ మూర్తి శంకరులు. అందుకు చెప్తున్నారు శాంతోదాంతో ఉపరత స్థితిక్షకు సమాహితక శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యవాత్మానం పశ్యేత్ అని బృహదారణ్యకం చెప్తున్నటువంటి మంత్ర విశేషం. దాని ప్రకారంగా శమము దమము ఉపరతి తితిక్ష సమాధానము శ్రద్ధ ఎన్నయ్యప్పటికీ 6. ఈ ఆరింటికి కలిపి ఒకటే పేరు శమధమాది షట్కము. ఈ సంపత్తి ఉండాలట, ఈ సాధన సంపద. ఇప్పుడు శమధమాదులు అంటే ఏంటో చూద్దాం. శమము అంటే మనస్సు నిగ్రహించుకోగలగడం, ఇది చాలా ముఖ్యమండి. సహజంగా దేని మీద వైరాగ్యం కలగదు, సహజంగా దేన్ని వదులుకోవాలనిపించదు, సహజంగా అనిపించదు. ఏం చేస్తామండి, అనిపించింది చేశాం తప్ప, తప్పే. రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరికో నీ మొహం చూడగానే కొట్టాలనిపించింది, అనిపించింది చేసాడు అనుకుంటే ఎంత ప్రమాదం. వాడు నిగ్రహించుకుంటే మన క్షేమం. కనుక సృష్టిలో అనిపించినవన్నీ చేయకూడదు, కనుక నిగ్రహం అనేది కావాలి. ఆ నిగ్రహం చాలా అవసరం, అందుకే శమము నిగ్రహం. ఇక దమము, దమానికి ఏం చెప్పారంటే శమమంటే మనో నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, అది కూడా చాలా అవసరము. కొద్దిగా మనసులో ఉంది కానీ అంటూ ఉంటారు, మరి బాహ్యేంద్రియం దాన్ని నిగ్రహించి, రెండింటిని నిగ్రహించుకోవాలి, శమము దమము. అయితే దమము అనేటువంటి వారికి మనం నిన్న చెప్పుకున్నటువంటి వాచస్పతులు వారు ఏం చెప్పారంటే, దమం అంటే మనస్సుని ఆత్మజ్ఞానానికి అనుకూలంగా మలుచుకోవడం. ఎంత చక్క. శమము అంటే మొత్తం నిగ్రహం అంతా వెళ్ళిపోయింది, మనోనిగ్రహం అంటే దానిలోనే ఇంద్రియ నిగ్రహం ఉంది, మరి వేరేగా చెప్పక్కర్లేదు. కనుక దమముకి మనకు అందమైన అర్థాన్ని చెప్పారు. ఏమిటి, ఆత్మజ్ఞానానికి అనుకూలంగా మలుచుకోవాలట మనస్సుని. ఆత్మజ్ఞాన విముఖత్వం కూడదు. కొందరికి ఆత్మ అని పేరెత్తితే ఎలర్జీ, జీవుడు ఇలాంటి మాటలు అంటే భయం కూడా వాళ్ళకి, అంటే వాడికి ఇంకా అనుకూలత రాలేదనమాట. వాడికి అలాంటి వాడికి ఏం చెప్పలేదు తెలుసా, బాబు మంచి పనులు చేస్తుండు, తెల్లవారు పొద్దున్న లేస్తూ ఉండు, స్నానం చేయు, ఇలాంటివి చెప్పాలి వాడికి. ఎందుకంటే వాడికి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాలి. అందుకని ఛాట్ నేను మాత్రం ఎందుకు వినకూడదు, బ్రహ్మసూత్ర భాష ప్రింటే దొరుకుతుంది అనుకుంటే వాడికి ఏం లాభం లే. అందుకే ఇక్కడ చాలా అవసరం అది. దమము అంటే ఆత్మజ్ఞానకు అనుకూలంగా మనస్సుని మలచుకొనుట. ఇంక ఉపరతి, చాలా చక్కటి మాట. ఉపరతి అంటే విషయాల నుండి మరలడం. ఇది భామతి గారు భామతి వ్యాఖ్యలో దొరుకుతుంది, అంటే వాచస్పతి వారి వ్యాఖ్యలో మనకు దొరుకుతున్నది. విషయాల నుంచి మరలుట, బుద్ధిని మరల్చాలి విషయాల నుంచి అని. అయితే దీనికి కొందరు సన్యసించుట అని మాట వేశారు, అంటే సన్యాసం పుచ్చుకుంటేనే బ్రహ్మసూత్రాలు అని. అప్పుడు మందుకు అనేక సబ్జెక్టు, నాకు ఇక్కడ ఎవరు కాషాయ వస్త్రాల వరకు అనిపించట్లేదు చెప్పేవాడితో సహా. మరి ఇక్కడేం అరగత, అంటే మనసును మరల్చడమే సన్యాసం. సన్యాసం అంటే వస్త్రాలు మార్చుకోవడం కాదు, వస్త్రాలు మార్చినంత మాత్రమే అయిపోయిందండి. సన్యాస కృచ్ఛమశ్యాంతో నిష్ఠాశాంతి పరాయణం చదువుకుంటున్నాం కదా, అక్కడ సన్యాసము అనే మాటకు మరలుట అని అర్థము. అది తీసుకుంటే సరిపోతుంది. ఇక తితీక్ష, ఇది చాలా అవసరమండి. తితీక్ష అంటే సహించే ఓర్పు. ఓర్చినమ్మకి తేట నీరు అని మాట ఉన్నది మనకి. ఓర్పు లేకపోతే లోకంలోనే నెగ్గలం. మీరెవడో పెద్దవాడితో పనిపడింది అని వెయిట్ చేస్తున్నాడు, మీకు విసుగే కానీ ఓర్చుకుంటారు. ఎందుకు, ప్రయోజనం మీది గనక. అక్కడే ఒక పెద్ద వెయిటింగ్ అవసరమైందా లేదా, సహనం లేకపోతే మనం జీవితంలోనే ఎదగలేమే. దీనికి కావాల్సిన ఆధ్యాత్మిక సహనం చాలా అవసరం. అందుకే ఆధ్యాత్మంలో ఎంట్రీ ఎవరికంటే ద్రడిష్ట బలిష్ట అని శంఖారావం చేసి మరీ చెప్పారు కదా వివేకానంద, సామాన్యమా ఆధ్యాత్మిక మార్గం దృఢమైన వాళ్ళు రండి, హృదయ దౌర్బల్యం ఉన్న వాళ్ళకి దీనికి ఎంట్రీ లేదన్నాడు. మనకు వీక్ హార్ట్స్కి ఆధ్యాత్మికత అనుకుంటూ ఉంటాం, వాళ్ళు దేనికి పనికిరారు గుర్తుపెట్టుకోండి. హృదయ దౌర్బల్యం ఉంటే వేదాంత శాస్త్రం నుంచి బాంబులు పేలుతూ ఉంటే ఒక్కొక్క వాక్యంలో పేలిపోతుంది గుండె, అంత భయంకరమైనటువంటి జ్ఞాన విషయాలు చెప్తాడు వాడు. తట్టుకోలేం, నరాలు చిట్లిపోతాయా అన్నంత ఆలోచింపు చేస్తాడు తెలుసా. మరి దానికి ఎంత సహనం అవసరం, ఒకసారి తేలదు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అంతెందుకండి, మీరు ఫిట్నెస్ కోసం చేసే యోగాలోనే బోల్డ్ అంత కష్టం ఉంది. వాడు మన చేత పద్మాసనం వేయించడానికి కాలు మడత పెట్టడానికి చచ్చేదా వస్తుంది వాడికి. కనుక అక్కడ వచ్చిందే అంత అవసరం అండి సహనం. ఏ విద్యకైనా ఇది అవసరం, ఈ విద్యకి మరీ అవసరం. అందుకని తితీక్ష అని గట్టిమాట చెప్పారు ఇక్కడ. తర్వాత సమాధానం. ఇందులో ఎక్కడ వెనక నుంచి మొదలెడదామంటే రాదు, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా అంత చక్కగా చెప్పారు ఇక్కడ. ముందు నువ్వు శమము ఉంటేనే దమం వస్తుంది, ఇవన్నీ నెమ్మదిగా సాధించవలసిందే. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం, చివరికి వచ్చేసాం. సమాధానం, సమాధానం అంటే సమ్యక్ ఆధానం, సమాధానం. ఆధానం అంటే ఉంచుట. ఎక్కడ ఉంచాలి, అవునండి అదే పని చేస్తున్న రోజు మనసు నుంచుతున్నా, ఎక్కడైనా ఒక చోటు ఉంచారా చెప్పండి. చాలా స్థిరంగా ఒక్క చోట కూర్చోలేము మనం. కూర్చోవడంలోనే తెలిసిపోతుంది మనకి ఎంతవరకు నేర్పచ్చో, ఎంతవరకు వెళుతుందో కూర్చోవడం దగ్గరే. చాలా అప్పటికి వస్తాడు వాడికి ఏదో పుస్తకంలో విషయం చెప్తూ ఉంటే, మీరు చెప్తుంటే గుర్తొచ్చిందండి ఒక్క ఫోన్ చేసి వస్తానండి, నేను చెప్తున్నా వాడు ఫోన్ చేయాలని గుర్తొచ్చింది, ఇది ఎక్కడ కాదు అంటే మనసు ఇక్కడ నిలవలేదనమాట. ఇది మనకు మనం చెక్ చేసుకుని మన జీవితంలో దేని మీద నిలకడ ఉండదు, మనకు వచ్చింది బాధ అది నిలకడ నిలకడ ఉండదు. కనుక ఇప్పుడు ఈ తర్వాత విషయం ఏంటి, మనస్సుని ఆత్మతత్వము యందు నిలుపుట సమాధానము అది. దాని తర్వాత శ్రద్ధ. ఇది చాలా గట్టి మాట అండి. శ్రద్ధ అనే మాటకు మనం అర్థం అనేక మార్లు చెప్పుకున్నాం. గురు శాస్త్రాల విషయాలలో పరిపూర్ణమైన విశ్వాసము, గురువు ఎందు శాస్త్రమునందు. శాస్త్రంలోనే చెప్పేవాడు గురువు, తోచుని చెప్తున్నానంటే గురువు కాడు, శాస్త్రం చెప్పింది చెప్పేవాడు గురువు, అంతే కదా. కనుక శాస్త్ర విషయములపై గురువాక్యముపై అచంచలమైన విశ్వాసం. ఇప్పుడు ఇంత కూర్చున్నామే బ్రహ్మం గురించి, బేసిక్గా ఉండాల్సిందని శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది అనేది ఉంటేనే ఇక్కడ కూర్చోవాలి. అస్తిత్వ బోధనేనా అంటుంది శాస్త్రం, ఉంది అనే బోధ ఉంటేనే కూర్చోవాలండి. అది ఆత్మార్థమే లేదు మరి ఎందుకు కూర్చోడం? ఉందిని ఎలా ప్రూవ్ చేస్తాడో చూద్దామని వచ్చామండి, లాభం లేదు. ఉంది అని నువ్వు విశ్వసించి కూర్చుంటేనే దొరుకుతుంది. ఈ పదార్థం ఎలాంటిది అంటే అది బయట కనబడే ప్రత్యక్ష విషయం కాదు కదా. ఉంది అనుకుంటేనే, నువ్వు అమెరికా ఉంది అని నమ్ముకుంటేనే ఇక్కడ నుంచి పాస్పోర్టు వీసాలు వగేరే ప్రయత్నాలు అన్నీ చేసుకుని బయలుదేరుతున్నావు. అది లేదు అనుకుంటే నువ్వేం చేస్తావు? ఒక్క అడుగు ఇక్కడ నుంచి బయలుదేరా. అమెరికా ఉందని ఎందుకు నమ్మ? ఫోటోల్లో చూశానండి, ఫోటోలు అమెరికా అని గ్యారంటీ ఏంటి? అలా లాజిక్ లేకపోతే ఎక్కడికో పోతుంది. అక్కడైనా ఒక శ్రద్ధ పెట్టుకున్నావు, ఫలానా ఫలానా ప్రమాణాలు బట్టి నా అనుభవానికి రాకపోయినా దీన్ని నమ్ముతున్నాను అని వెళ్ళవలేదా? సృష్టిలో వీటికి కూడా శ్రద్ధలు ఉన్నాయి, శ్రద్ధ లేని వాడు ఎవడూ లేడు. అయితే దేని మీద శ్రద్ధ పెట్టాడు అనేది వచ్చింది బాధ. అందుకే శ్రద్ధామయోయం పురుష అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. ప్రతివాడు శ్రద్ధామయుడే. సాత్విక శ్రద్ధ ఈ శ్రద్ధ పక్కన పెట్టండి. సాత్విక శ్రద్ధ ఇక్కడ మనం తీసుకోవాలి. సాత్విక శ్రద్ధ ఉన్నవాడికి గురువునందు దైవమునందు శాస్త్రమునందు విశ్వాసం ఉంటుంది. ఇది చాలా ప్రధానం. మొత్తానికి ఇప్పుడు మనం చెప్పుకున్న సాధన చతుష్టయ సంపత్తిలో మనం శమధమాది సాధన దగ్గరికి ఆగిపోయాం. ఆరు అయిపోయాయి. దీని తర్వాత విషయం ఏంటున్నాడు? శమధమాది సాధన సంపత్తి అనేటువంటి విషయం తర్వాత ముముక్షుత్వంచ ముముక్షు. ఇది చాలా ప్రధానం. అంటే మోక్షం కావాలనే తీవ్ర ఇచ్ఛ మామూలు విషయం కాదు. మోక్షం వస్తుందండి, అలాగే ఖాళీగా ఉన్నాం కదా, వస్తే పుచ్చేసుకుందామని వచ్చామండి. ఇది చదివితే మోక్షం, ఇది వింటే మోక్షం అంటే ఖాళీగా ఉన్నాము వచ్చేద్దాం అంతే. అదే ఆ టైంలో ఇచ్చేయాలి, మళ్ళీ టైం దాటితేనే వేరే పని ఉంది. అదండి అసలు మోక్షం కావాలనే తీవ్రమైన తపన ఎంతమందికి ఉంది? అనాత్మ ప్రపంచం నుంచి విడివడి, ఎందుకంటే నిత్యానిత్య వస్తువు వివేకం నీకు వచ్చింది కదా మొట్టమొదటి స్టెప్, అనిత్యం నుంచి విడివడి నిత్యమైనది ఏదో దానిలోకి వెళ్ళాలి, అదేంటో తెలుసుకోవాలని తీవ్రమైన తపన నీకు కలిగితే అది ముముక్షత్వం అని అంటారు ఇక్కడ. ఇది అంత తేలిగ్గా వస్తుందండి, అందరికీ వస్తుందా? బ్రహ్మము ప్రపంచమంతా ఉండొచ్చు, అందరిలో ఉండొచ్చు, కానీ అందరికీ కట్టగొట్టుకుని మోక్షం మొత్తం రాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే ఇక్కడ సాధన దశలో వ్యవహార దశలో రెండు ఉంటాయి, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, తప్పదు. జ్ఞానికి మాత్రమే రెండులో ఒక్కటే, వాడికి. మనం ఇక్కడ కూర్చుని వాడు మాట్లాడుతూ అంతా ఒకటే కదండి అని ఎవరితో చెప్తున్నావు? మళ్ళీ ఇంకొకటిద్దో చెప్తున్నావు కానీ మళ్ళీ రెండు వచ్చాయి అక్కడ. వ్యవహారం ఉన్నంతకాలం ఇవి వేరే విషయం అండి. కనుక వ్యవహార జగత్తులు ఇవన్నీ ఉంటాయి. కనుక కట్టకట్టుకుని మోక్షం లేదు, ఇది గుర్తుపెట్టి. అందరికీ కలిపి మోక్షం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంచగలం, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మోక్షం పంచలేం. మోక్షం అలా పంచబడే వస్తువు కాదు, ఇది గ్రహించండి. అది విన్ని వచ్చిన వాడికి ఇక్కడ కూడా మోక్షం అనలే, ముముక్షుత్వం, మోక్షం కావాలని తీవ్ర ఇచ్ఛ ఎవడుకుంటుందో వాడు. కనుక ఇప్పుడు నాలుగు అయిపోయాయి కదా, నాలుగింట్లో ఒకటేమో ఆరు, అంటే మనం కలుపుకుంటే ఐదు అయ్యి, అప్పుడు తొమ్మిది అయిపోయాయి. ఇప్పటికి తెలిసిన వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన సాధన సంపత్తి లేనే లేదు, వాళ్ళు బ్రహ్మ గురించి తెలుసుకోవాలని తపన కూడా లేదు, చూస్తూనే ఉన్నాం. కానీ వేదాధ్యయనం చేసిన తర్వాత అనేది లాభం లేదు. అసలు వేదాధ్యయనం లేకుండానే వైరాగ్యాదులు కలిగి బ్రహ్మం గురించి తెలుసుకోవాల్సిన తపన ఎంతమందికి ఉంది కదా. కనుక అక్కడికి చెప్పుకోవాలి, ఇక్కడికి చెప్పుకోవాలి, చక్కగా విడదీశారు శంకర భగవత్పాదుల వారు. లేకపోతే కర్మమీమాంసకులు దీని మీద కూడా పడి ఎక్కడ దీన్ని అదే అర్థం చెప్పేస్తారని భయపడి ముందు వాళ్ళు జోలు నుంచి దీన్ని కాపాడారండి అధశబ్దాన్ని మహానుభావులు. ఇక్కడ అర్థమవుతున్నది కదా. కనుక దీని వేదాధ్యయనాదులు అక్కర్లు, ఇప్పుడు చెప్పిన వీవే అవసరం. కనుకనే వేదాంత శాస్త్రం వినడానికి పాండిత్యం అక్కర్లేదు. ఇక్కడ ఎక్కడైనా సంస్కృతం తెలిసిన వాడు, వ్యాకరణం తెలిసిన వాడు అని చెప్పాడా? అర్హతలు ఇవి బ్రహ్మ. ఇప్పుడు ఇందులో అర్హతలు ఎంతమందికి ఉన్నాయో తెలుసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసామండి కాబట్టి రేపటి నుంచి కుర్చీలు ఖాళీ చేస్తాం అనుకోవద్దు దయచేసి. ఇందులో ఏమిటంటే అవి తెచ్చుకునే ప్రయత్నం చేసి అని తెచ్చుకుంటే ఇంకా సరిపోయింది కదా. కొంతమందికి మీ దగ్గర ఇవి లేవండి అంటే మహాకోపం వచ్చేస్తుంది. తెచ్చుకునే ప్రయత్నం చేద్దామండి అంటే ఎంత బాగుంటుందండి. కనుక ఇవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు? అందువల్ల తత్ అతహ వచ్చాం. అథ అతహ అతహ ఏంటి ఇప్పుడు మళ్ళీ అది ఒకటి వచ్చింది ఇప్పుడు అతహ అతహ అంటే అందువల్ల ఏమిటయ్యా అందువల్ల అంటే మేము సుఖపడడానికి బోల్డ్ మార్గాలు వెతికామండి అవన్నీ ఫెయిల్ అయిపోయాయి అందువల్ల ఇక్కడికి వచ్చాం ఇది అండి అర్థం. ఎంత చక్కగా చెప్పారు లాస్ట్ రిసార్ట్ అన్నీ చేసి చేసి చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సుఖం దొరుకుతుందేమో అని ఇది చేసాం అది చేసాం ఏవీ రాలేదు. ఇందాక అనర్థం అన్న మాట ఇచ్చాం కదా, అనర్థం అంటే దుఃఖం అర్థం అంటే సుఖం. పురుషార్థాలు నాలుగు నాలుగు అంటారు కానీ ఒకటే పురుషార్థం తెలుసా, జీవుడికి ఒకటే ప్రయోజనం ఏంటి చెప్పండి, సుఖపడ్డం. సుఖపడ్డమే పురుషార్థం తప్ప అన్ని పురుషార్థాలు ఉన్నాయా అసలు చెప్పండి, తడుముకోకుండా చెప్పండి. మీకు కావాల్సింది ఏమిటి, అర్థము కామము ధర్మము ఈ కబుర్లు వద్దు, శాస్త్రాలు విన్నాం కనుక చెప్పాం వద్దు, పురుషార్థం ఒకటే సుఖపడ్డం. ఈ సుఖపడ్డం కోసం ఇది అందరికి కావాల్సిన ఏకైక పురుషార్థం. ఈ సుఖం ఎలా కావాలి, మరి దుఃఖం లేకుండా సుఖపడాలి అది కూడా ఉన్నది. అదే అప్పుడప్పుడు సుఖపడుతూ ఉండాలని ఎవడైనా అంటాడండి, ఎవరినైనా అప్పుడప్పుడు సుఖపడుతూ ఉంటే చాలండి అని సృష్టిలో ఎవడైనా అంటాడా, ఎవడైనా ఏమంటాడు ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఎప్పుడు ఉన్నావా లేదు కానీ ఉండాలని మాత్రం ఉంది కదా, ఎప్పుడు సుఖంగా ఉండాలి. నువ్వు కొన్ని ప్రయత్నాలు చేసావు, ముందు ప్రయత్నం ఏం చేసావు, ధర్మార్థ కామాల్లో మొదట ప్రయత్నం ఏం చేసాం, ఉన్నది చెప్పండి, అక్కడున్నది కాదు ఇక్కడున్నది. ఆ అర్థ సంపాదన కామ సంపాదన ఈ రెండిటి కోసం ప్రయత్నించాం. ధర్మం సంగతి తర్వాత చూద్దాం, మొదటిదానికి మొగుళ్ళేడు, కడదానికి కళ్యాణం అని సామెతం మనకి, కడది మోక్షం మొదటి ధర్మం. ఈ మధ్యలో మాత్రమే మనకు కావాలి నిజాయితీగా. సరే ఈ మధ్యలో రెండున్నాయి అర్థకామాలు, మన జీవితం మీదకి ఫలితకేశాలు వచ్చాయి, 70-80 ఏళ్ళు వయసు వచ్చింది, ఇంతకాలం పడ్డదేమిటి, ఈ రెండిటి కోసమే తప్పన ఇంకోటి ఏమైనా ఉందా. ఇప్పుడంటే రిటైర్ అయ్యాం అయినా ఏదో పని పెట్టుకున్నాం అయినా ఖాళీ దొరికింది కనుక ఇక్కడ వచ్చాం, కానీ ఇంతవరకు చేసిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి, రెండేగా అర్థకామాల కోసం తాపత్రయపడ్డాం సంతోషం. ఈ అర్థకామాల వల్ల ఇందాక అనుకున్న సుఖం అనేవాడేటి, ఎప్పుడు సుఖం అనేది ఎంతవరకు సంపాదించాం. శాస్త్రాన్ని అధ్యయనం చేయొద్దు, జీవితాన్ని అధ్యయనం చేద్దాం, ప్రపంచాన్ని అధ్యయనం చేద్దాం, పరిస్థితులను అధ్యయనం చేద్దాం, ఏమిటి సుఖపడ్డాం లేదుగా. కోరిక తీర్చుకోవడం వల్ల ఎంత సుఖపడ్డాం, దానికోసం అర్థ సంపాదన కోసం ఎంత సుఖపడ్డాం, అర్థ సంపాదన వల్ల ఎంత సుఖపడ్డాం లేదు. అందుకే గొప్ప మాట చెప్తుంది శాస్త్రం, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాసి. ఇక్కడ బ్రాహ్మణ అంటే మేధావి, ఆలోచనాపరుడు అనేటువంటి అర్థమే శాస్త్రంలో ఇది తీసుకోవాల్సింది. అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాస్త్యకృతకృతేనా, ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. నాస్త్యకృతకృతేన అంటే కర్మ వల్ల నిత్యమైన వస్తువు లభించదు అని ఎరుక కలిగింది ఎవరికి, మనకు కాదు, కర్మ వల్ల నిత్యమైన సుఖం లభించదు అని తెలిసింది ఎవరికి. పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మల చేత సంపాదించబడిన లోకాలను పరీక్షించి, కర్మల చేత సంపాదించిన లోకాలండి. ఇప్పుడు ఇహలోకం ఉంది మనకి, ఇది మనం సంపాదించాం, ఊరికను వచ్చి పడ్డామా, సంపాదించుకున్నామండి కష్టపడి ఈ లోకాన్ని, మనం ఈ లోకంలో కష్టపడి సంపాదించుకునేవి సుఖం దుఃఖం కూడా. కష్టపడి పాపం చేసాం, ఇష్టపడి పాపం చేసాం, సంపాదించుకున్న దుఃఖాన్ని. ఒక్కొక్కప్పుడు ఇష్టపడకపోయినా కష్టపడి పుణ్యం చేసాం, సుఖాన్ని సంపాదించుకున్నాం. కానీ సుఖ దుఃఖాలు రెండు నువ్వు చేసినటువంటి పుణ్యపాప కర్మల వల్లే ఇహలోకంలో వచ్చాయి. అలాగే పైలోకాల్లో ఇక్కడ చేసుకున్న పుణ్యపాప కర్మలు బట్టి పైలోకాల్లో కింద లోకాల్లో, కనుక ఈ లోకములన్నీ కలిపి ఒకటే లైన్ అండి, స్ట్రైట్ లైన్, ఒకే గీత. నువ్వు ఇక్కడున్నావు, అవి అక్కడున్నాయి, ఇంకోటి కింద ఉన్నాయి, కానీ అన్నీ కలిపి ఒకటే లోకాలు. ఈ లోకాలన్నీ కర్మచితాన్, కర్మచేత సంపాదించబడిన లోకములే, అవునా లేదు, ఇవన్నీ కర్మచేత సంపాదించబడిన లోకములే. ఇహం కావచ్చు పరం కావచ్చు, ఇహలోక పరలోక సుఖాలన్నిటినీ పరీక్ష మొత్తం చాలా సీరియస్గా స్టడీ చేసేట, ఇన్వెస్టిగేట్ చేసేట, ఈ లోకాలేమిటి, ఈ లోకాల సుఖాలేమిటి మొత్తం చేసి కన్క్లూజన్కి ఏమొచ్చాడు, ఇవన్నీ కూడా వేస్టు, వీటి వల్ల శాశ్వత సుఖం లభించదు అని తెలుసుకున్నట్ట. కనుక అర్ధకామాల వల్ల మనం ఏదో వస్తువు వస్తే సుఖం అనుకుంటాం, వస్తువు వచ్చినా ఎంత సుఖపడ్డామో తెలుసు మనకి, పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది లేదు, ఎందుకంటే కావలసినంత లేదనా, లేదా ఉన్నది సుఖాన్ని ఇవ్వలేకపోయిందినా. చూడండి ఒకప్పుడు డబ్బు లేదని ఎంత బాధపడ్డాం, అది ఉంటే చాలండి అంటాడు కూడా, చాలా సంతోషం, అది వస్తుంది చాలదు ఇంకోటి కావాలి, ఆరోగ్యం, సంతోషం అది వచ్చింది. జీవితంలో హెల్త్ అండ్ వెల్త్ ఉంటే చాలండి, నిజమే. గట్టిగా ఆలోచిస్తే ఆ రెండు చైపోయిందా, ఎవడో నీ గురించి తిడుతూ ఉంటాడు, నీ మీద ఏమో దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు, అప్పుడు లోపల మరో బాధపడింది, అప్పుడు మరొకటి యాడ్ చేసేదానికి. శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఉంటేనే శాంతిగా ఉంటుందండి. మూడవది. నాలుగు, అపకీర్తి రాకుండా సత్కీర్తి యశస్సు లభిస్తే బాగుంటుందండి. నాలుగు, ఎందుకంటే ప్రపంచంలో ఎవరు మనకు చెడ్డ కనకూడదు, మరొకటి యాడ్ అయింది, చాలా సంతోషం. అలాగే నా వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉంటే బాగుంటుందండి. ఏం చేస్తారు, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ ఇంటికి వెళ్తే ప్రతి వాడికి నా మీద ప్రేమ లేదండి, కనుక వాళ్ళందరూ నాకు అనుకూలంగా. మా పిల్లలు మా మాట వినట్లేదు, ఏదైనా మందుందా అని వస్తూ ఉంటారు. ఎవరి దగ్గరికి తెలుసా, రమణ మహర్షి దగ్గరికి, పరమాచార్య దగ్గరికి కూడా. ఏం కర్మ, వాళ్ళు ఏది సత్యమో తెలుసుకునే వాళ్ళు మహానుభావులు, వాళ్ళ పూజ, వాళ్ళ పునస్కారాలు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీర్థానికి చేయి చాస్తూ ఏం చెప్తారో తెలుసా, మా పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలండి, ఇవన్నీ వేస్ట్ అని చెప్పి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి నువ్వు అడుగుతావా, ఎవరిని ఏమడగాలో కూడా తెలియట్లేదు, వచ్చింది బాధ మనకి. జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇంజనీరింగ్ ఆఫీస్ ముందు కూర్చుంటాడండి ఎవడైనా. మన లౌకిక సుఖాల కోసం జ్ఞానుల దగ్గరికి వెళ్ళి దేబరిస్తాం, వచ్చింది బాధ. అంతేకాదు, మాకు వేదాంతం చెప్తున్నారు, ఎన్ని చెప్తున్నారు కదా, కొంచెం వాస్తు చూసి పెట్టరా అన్నారు ఎవరు. బాబు మాకు వాస్తు జాతకాలు తెలియదండి అంటే నువ్వేం గురువు అయ్యా అన్నాడు. గురువుని ఎవరు చెప్పారండి బాబు, కనకిప్పుడు వాస్తు తెలియాలి, సిద్ధాంతం తెలియాలి, వేదాంతం కూడా తెలియాలి. వేదాంతం తెలిస్తే వీడు తీసి మారేస్తాడు వాడు, ఇక్కడ వాడు ఇక్కడ చెప్తాడా, అది చెప్పించి చెప్పాడంటే వాడు మంచుకుడు, ఇంకేం చేస్తాం, ఇలా ఉంది లోకం అంతా వ్యవహారం. కనుకనే ఇక్కడ ఏమిటంటే, పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మచేత సంపాదింపబడ్డ లోకములను పరీక్షించి. దీనికి శాస్త్రం దాకా ఎందుకు, నీ ఇంగిత జ్ఞానం ఉపయోగించు, నీకే తెలిసిపోతుంది. మనం అన్ని సెన్స్లో వాడుకుంటాం, కామన్ సెన్స్ తప్ప, వచ్చింది బాధ. అదొక్కటి ఆలోచిస్తే మనకే తెలిసిపోతుందిట, తెలిసిపోతుందని భయంతోనే ఆలోచించట్లేదు, వచ్చింది బాధ. సరే, మొత్తానికి వీటి మీద అప్పుడు నిర్వేదం ఆసీత్, ఒక నిర్వేదం కలుగుతుందిటండి. అంత గొప్ప మాట ఆ నిర్వేదం ఉన్నదే చాలా విశేషం, అదే వైరాగ్యం అనేది. అదేంటది, నాచ్య కృతకృతేనా, అంటే కర్మల వల్ల నిత్యమైన వస్తువు లభించదు అని కలిగిందిట. ఇదే మాట ఎన్ని చోట్ల చెప్తాడు, తద్యథేహ కర్మచితోలోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితోలోక క్షీయతే. ఇది శృతివాక్యం చెప్తున్నది. కర్మచితమైనటువంటి ఇవి క్షీణిస్తున్నాయి, పుణ్యచితమైన అవే క్షీణిస్తున్నాయి. ఈ మాట బ్రహ్మసూత్రాల్లో చెప్తే అంటారు, కానీ భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. ఏమని, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యాలు క్షీణించక మళ్ళీ ఇక్కడ పడతామని. ఏముందండి, ఇక్కడికంటే కొంచెం లాంగ్, అంతే, మళ్ళీ ఇక్కడ పడాల్సిన వాళ్ళమే. కానీ ఎప్పుడు సుఖం అక్కడ కాదు, ఎప్పుడు సుఖం ఇక్కడ లేదు. కనుకనే మేము ఇటు అటు చాలా ట్రై చేసాం, అక్కడ దీనికి నిత్య సుఖం అనేది లేదు గనక అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస అది అనమాట. అర్థమైంది కదా. కానీ అత అంటే అర్హత ఏర్పడింది, అత అంటే ఇక్కడ అక్కడ అసలైంది లేదు గనక, అసలైన దానికోసం వచ్చాం బ్రహ్మ జిజ్ఞాస. ఈ అర్హత సంపాదించుకున్నావు గనక, ఇక్కడ అక్కడ ఏమీ లేదని తెలుసుకున్నావు అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. ఇది అండి దీని యొక్క సారాంశం. స్పష్టమైపోయింది కదా, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ ఒక్క వాక్యం గట్టిగా పట్టుకుంటే ఇంత సరంజామా ఏర్పరచుకున్నాక బ్రహ్మ జిజ్ఞాస రాక ఏం చేస్తుందండి, అంతే కదా. రాక ఏం చేస్తుంది, నువ్వు కళ్ళు తెరుచుకుంటే లోకం కనబడుతుంది, కళ్ళు తెరుచుకుంటే లోకం కనబడుతుంది అన్నాడు పెద్ద ఆయన. కళ్ళు తెరిచో, నువ్వు కళ్ళు తెరిచో కనుక లోకం మీదకు రావాలా, అక్కడ ఉంది అది. అలాగే నువ్వు ఇంత సాధన సంపత్తి చేసుకున్నాక తప్పకుండా వస్తుంది బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు ఈ విషయంలోకి ప్రవేశించాం. ఇప్పుడు బ్రహ్మ ఇది తెలుసుకోవాలి కదా, బ్రహ్మము గురించిన జిజ్ఞాస. ఎవరండి బ్రహ్మము, మనకి వేదాంతం చక్కగా అర్థం చేసుకుని మహాత్ములు చెప్తూ ఉంటారు. అది అర్థం చేసుకోకపోవడం వల్ల అర్థం చేసుకోలేదే అని కించిత్ ఒక గిల్టీ కాంప్లెక్స్ అంటారు, గిల్టీ కాన్షియస్, అపరాధ భావం అది ఏర్పడుతుంది. అది ఇన్ఫీరియారిటీ, నాకు అర్థం కాలేదు, అయ్యో అర్థం కాలేదు, మళ్ళీ అర్థం చేసుకోవాలని తపన కొందరుకుంటుంది. అర్థం కాలేదు అనే దాని మీద వెంటనే ఏమొస్తుందంటే దాన్ని ఎగతాళి చేయడం ఒకటి వస్తుంది. అలా వేదాంత శాస్త్రం మీద ఎగతాళి చేసినటువంటి సామెతలు కను మనకు ఉన్నాయి, అవునా లేదా. ఏదైనా అర్థం కాకపోతే అదో బ్రహ్మ పదార్థం అండి, వాడు అర్థం కాడండి ఇది అంటూ ఉంటాం. అలాగే సృష్టిలో ఏ రంగు రుచి వాసన లేని నీరస వస్తువులు కూడా అదో బ్రహ్మ పదార్థం అండి అనడం హాస్యాలు మీరు వినుంటారు. ఇప్పుడు అంత భాష కూడా తెలియదు రండి హాస్యం ఆడడానికి. అది ఇలాంటివన్నీ కూడా వెటకారాలు చేశారు వేదాంతం మీద. ఇది ఒక పాపం గుర్తుపెట్టుకోండి, వేదాంతం మీద వెటకారం చేయడం ఒక పాపం. బ్రహ్మ పదార్థం ఏమనుకున్నారు, నీరసం అనుకున్నారా. వేదాంతం చెప్పే బ్రహ్మ పదార్థం బౌద్ధులు చెప్పే శూన్యవాదం కాదు, గుర్తుపెట్టుకోండి, ఏమీ లేనిదని కాదు. అది చాలా ఉన్నదే అది, లేనిది అనలేదు. లేనిదే ఉందన్నాడు ఆయన, అసలు లేకపోవడం లేదయ్యా ఉందే అది అన్నాడు ఈయన. అది రెండింటి చిన్న తేడా. ఇప్పుడు ఇది గ్రహించబోతున్నాం మనం. కనుక వెటకారం మాటలు కదా బ్రహ్మము. ఏమిటయ్యా బ్రహ్మ పదార్థం? బ్రహ్మ తన్మంగళం పరం. బ్రహ్మము గురించి విచారణ చేసిన, బ్రహ్మము గురించి విన్న అదే పరమమంగళం. అందుకే మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయపిత. అతడండి బ్రహ్మము. ఇప్పుడు బ్రహ్మం అనే మాటకు అర్థం వెతుకుతాం. బ్రహ్మము అనే శబ్దానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బృహి వృద్ధౌ అనే ధాతువు నుంచి బ్రహ్మము అనే పదార్థం దొరికింది. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ హిరణ్య గర్భ బ్రహ్మ అని కాదండి బాబు, అతడికి కూడా మూలమైన బ్రహ్మం. ఇలాంటి పొరపాటు పడకూడదనే ఉపనిషత్తు ఒక మాట మనకు చెప్తుంది. హిరణ్యో దేవానాం ప్రథమ పురస్తాత్, వేదంలోనే ఈ మంత్రం కనబడుతుంది మనకి. అంతేకాదు యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రగణోహితస్మై, బ్రహ్మకు కూడా పూర్వము ఉన్నది అని చెప్తుంది కదా ఇక్కడ. బ్రహ్మము బ్రహ్మకు కూడా ఉన్నది. అది బ్రహ్మము అనే మాటని కొంచెం విచారణ మార్గంలో తెలుసుకుందాం. గతంలో ఒక ప్రవచనంలో తడిమేను దీన్ని, ఇప్పుడు సందర్భం వచ్చిందని పట్టుకుందాం దీన్ని జాగ్రత్తగా. బ్రహ్మము అనే మాటకి అతి పెద్దది అని అర్థం. విస్తారమైనది, అతి పెద్దది. అతి పెద్దది అని ఎక్కడ చెప్తారండి? దేనికి అడ్డు ఆపు లేకుంటుందో అది అతి పెద్దది అవుతుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ వస్తువుకి అతి పెద్దది అనలేము మేము, ఎందుకంటే దీనికి విస్తారానికి పరిమితి ఉంది, ఇక్కడ తాగిపోయింది. దీనికంటే పెద్దది ఏది? ఈ హాల్. కనుక ఇప్పుడు ఇక్కడ అతి పెద్దది ఏది అని చెప్తే ఈ హాల్లో కూర్చుని మీరు అందరూ ఏం చెప్తారు తడుముకోకుండా? ఆన్సర్ కాదు, సైలెన్స్ ఎందుకు? అతి పెద్దది అంటే హాల్, ఎందుకంటే ఇందరిని కూర్చోబెట్టుకుందండి. కానీ నీకంటే నాకంటే ఈ కుర్చీల కంటే అందరినీ కూర్చోబెట్టుకున్న హాల్ చాలా పెద్దది అని ఎందుకల్ల అన్నావు? నీ దృష్టి హాల్లోనే ఉంది కనుక హాలే పెద్దది అన్నావు. ఒప్పుకుంటావు. రిలేటివ్ పరంగా ఇది గొప్పది, అదే వ్యవహారం. అందుకే సైన్స్ చెప్పిన రిలేటివ్ టర్మ్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, లేదా రిలేటివ్ అనేటువంటి థీరీని ఇచ్చినటువంటి మహానుభావుడు మరికొంచెం గట్టిగా ఆలోచించుంటే వేదాంతమే అసలైన సైన్స్ అని చెప్పేవాడేమో మహానుభావుడు. చెప్పే లోపల ఆయన ఆయువు తీరిపోయింది అంతే మహానుభావుడు. గట్టిగా ఆలోచిస్తే, సైంటిఫిక్గా గట్టిగా ప్రూవ్ చేస్తే సూపర్ సైన్స్ అయిన వేదాంతమే తేలుతుందండి. కనుక ఇప్పుడు ఏది పెద్దదో ఆలోచిద్దాం, జాగ్రత్తగా వెళదాం. అన్నిటికంటే ఏది పెద్దది అనే విషయం జాగ్రత్తగా వెళదాం. ఇక్కడ శంకరులే చెప్తున్నారు, నేను అనలేదండో, అది అర్థం చెప్పడం కోసం వివరిస్తున్నాను. అది అస్థితావత్ బ్రహ్మ. ఇది ఎందువల్లంటే బృహతేర్ ధాతోరర్థానుగమాత్ అన్నారు ఇక్కడ. బృహత్ బ్రహ్మ. బృహత్ అంటే అతి పెద్దది. బృహత్ అండి అతి పెద్దది ఏది? మన ఎరుకలో ఆలోచిద్దాం. పరమాత్మేన అనద్దు, తెలియని దాని గురించి ఎందుకు కబుర్లాడ్డం? తెలిసిన దాంట్లో అతి పెద్దది ఏది? ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగులు చెప్పినా, ఎన్ని పెద్ద తోటలు చెప్పినా, ఎన్ని పెద్ద దేశాలు చెప్పినా, ఇవన్నీ ఉన్న భూమి అతి పెద్దది. వచ్చేసాం కదా, అతి పెద్దది ఏదండి? భూమి. భూమి పెద్దది. కనుక భూమి పెద్దది అనేది అది రిలేటివ్ కాదని మనం అన్నాం. రిలేటివ్ ఏది కాదనండి అద్వైతం, అది గుర్తుపెట్టుకోండి. అక్కడికి అది సత్యం అంటాడు అది, కానీ అదే పూర్ణ సత్యం కాదంటాడు. అదే చిత్రం. అక్కడికి అది సత్యం, అక్కడికి అది సత్యం. కనుక ఇప్పుడు ఏమైంది? భూమి అతి పెద్దది. సరే, ఈ భూమి అతి పెద్దది అయినప్పుడు ఇది ఉన్నది ఎందులో? వెళ్ళిపోదాం, ఇక్కడ కూర్చునే ఎక్కడికైనా తిరగచ్చు మనం. భగవంతుడు అదొక శక్తి ఇచ్చాడు కదా, ఆ శక్తి ఇచ్చినందుకే ఉపన్యాసం వినగలుగుతుంది. ఆ శక్తి లేని వాడికి ఇదే లేదు. ఆ శక్తి ఒక మానవ బుద్ధికి ఇచ్చాడు, ఎక్కడికైనా ఆలోచించగలిగే శక్తి. దాన్ని జాగ్రత్తగా వాడుకుందాం, ఎక్కడికో పంపించకుండా దీనికి అనుగుణమైన మేరకే పంపిద్దాం. మొత్తానికి ఇప్పుడు ఏం తేలింది? అనంతాకాశము చాలా పెద్దది. ఇప్పటి వరకు మన పరిమితి వరకే ఆలోచిద్దాం. ఆకాశం కంటే పెద్దదేది? పరమాత్మ బ్రహ్మం ఇలా మాట్లాడుతూ మీ అనుభవం బట్టి చేస్తే ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏదిండండి? ఆకాశం. ఈ పెద్దదైన ఆకాశాన్ని ఒక్కసారి చూడండి, దీనిలో ఏ వికారం లేదు. ఏమనుంది ఆకాశంలో? ఏమీ అయినా ఉందండి, ఆకాశం ఏమీ అంటదు. కనుక బ్రహ్మము గురించి చెప్పడానికి ఏ ఉదాహరణ చెప్పాలా అని ఋషి ఆలోచించాడండి. ఉపనిషత్ ఋషి ఆలోచించి వీడికి ఏం చెప్తే అర్థమవుతుంది బ్రహ్మం ఎంత కష్టమని. బ్రహ్మ గురించి చెప్పాలంటే మీకు ఒకసారి నేను చెప్పాను కదా, నూతిలో కప్పకు సముద్రపు కప్ప ఎగ్జాంపుల్ ఇవ్వడానికి పడ్డ యాతన. నేను మళ్ళీ చెప్పను దాన్ని, మీకు గుర్తు. దాని వ్యవస్థ ఋషికి కలిగింది, ఎందుకంటే అతను సముద్రపు కప్ప, మన నూతిలో కప్పలో. ఆ మహానుభావుడికి ఆ బ్రహ్మం అంటే ఏంటో చెప్పాలని యాతన కలిగి వీడు ఏం చెప్తే అర్థమవుతుందా అని మనం మనకున్న బుద్ధితో ఆలోచించగలిగి కూడా ఆలోచించలేని దాన్ని ఆయన ఆలోచించి చెప్పాడు అనమాట. ఏమని? ఆకాశం అతి పెద్దది, దానికంటే పెద్దది బ్రహ్మమయ్యా. ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఆకాశానికి ఏమీ అంటట్లేదు. అలాగే ఆకాశం కూడా ఎవడిలో ఉందో వాడు బ్రహ్మము. అయితే వాడికి తెలియలేదు కదా, అందుకని తందంగా ఏంటంటే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ, ఆకాశము వలే సర్వత్రా ఉన్నది, అత్యంత సూక్ష్మమైనది అన్నాడు. ఆకాశం చాలా సూక్ష్మం అంట. ఒకసారి పాప ఈ మాట అర్థమైపోతుంది అనుకుని ప్రవచనంలో అనుకున్నాను, ఒక్కసారి అర్థమైపోతుంది అనుకోవడం వల్ల కొన్ని పొరపాట్లు ఉంటూ ఉంటాయి. ఆకాశ సూక్ష్మం అంటారేంటండి, అంత ఉంటే అన్నారు. అయ్యో తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా నేను చెప్పాను కదా, అది కూడా ఉంది. ఏది ఎలా మాట్లాడేది, తప్పుగా చెప్పారు అనుకోడు, తప్పుగా అర్థం చేసుకున్నామంటే ఏ బాధ లేదు. సూక్ష్మము అంటే నలుసు అని కాదండి అర్థం. ఇక్కడ చాలామంది సూక్ష్మ వస్తువు అంటే నలుసు అనుకుంటాం. సూక్ష్మము అంటే మన ఇంద్రియాలకు అంత టకీమని ప్రత్యక్షంగా పట్టుకోలేనిది, ఇంద్రియాలతో గ్రాస్ప్ చేయలేనిది సూక్ష్మం. అంతే కదా, ఇప్పుడు నేను దీన్ని పట్టుకోలేనప్పుడు నా చేతి పట్టుకంటే ఇది పెద్దది. అలాగే ఆకాశం మన పట్టుకు అందుతుందా? మనకు పట్టుకు అందలేని వస్తువుల్లోకెల్లా అతి పెద్దది ఏది? ఆకాశం. కనుక సూక్ష్మము అన్నప్పుడు మన ఇంద్రియాల పట్టుకు దొరకనంతది. ఈ సూక్ష్మాలన్నింటిలోకి మహాసూక్ష్మం, దానికంటే సూక్ష్మ వస్తువు లేదు. సుసూక్ష్మం అన్నారు. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆకాశం ఉందంటే అందరికీ తెలుసా ఎలా ఉంది చెప్పగలమా? లేదని చెప్పలేం, ఎలా ఉందో చెప్పలేం. ఈ మాట గట్టిగా అడిగితే చార్వాకుడు చెప్పలేంది లేదంటానన్నాడు వాడు, వాడు మూర్ఖుడు. కనుక నాలుగే భూతాలు ఐదో లేదు పో అన్నాడు. నా ఐదు ఐదోది లేకపోతే నాలుగు లేవు పో అని మన వాడికి. అవకాశం ఇచ్చేది ఆకాశం కదండి, మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? అందులోనే ఉన్నాయి కదా. ఇంకొకటి, ఆకాశం అంటే శూన్యం కాదు, ఆకాశం అంటే ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ దాని నిండా ఉంది కనుకనే అందులోంచి ఆ ఎనర్జీ డిఫరెంట్ ఫార్మ్స్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఆ మాటకు వస్తే భూమి యందున్నది ఆకాశమే, భూమి చుట్టూ ఉన్నది ఆకాశమే. ఇప్పుడు ఆకాశం అంతటా ఉన్నది ఒకటి, ఆకాశం పెద్దది ఒకటి, ఆకాశం అంతటా ఉంది ఒకటి. రెండో పాయింట్ ఇది రాసుకోవాలి. ఆకాశం అంతటా ఉందా లేదా? భూమి ఆకాశంలో ఉందండి ఒప్పుకుంటాం, కానీ ఆకాశం దేంట్లో ఉంది? అంతటా ఉంది. భూమి లోపల బయట అన్ని చోట్ల ఆకాశమే, మీలో నాలో ఆకాశం లేని చోటు ఇది, అంత ఆకాశం ఆకాశం. ఇది చెప్తున్నాడు ఆకాశం లేనిది ఇక్కడ. అయితే ఈ ఆకాశం ఎంత ఉన్నప్పుడు ఈయన ఆకాశమేనా? చిన్న తేడా ఉందయ్యా, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు అంటే మొత్తం 555లో ఎన్ని చెప్పాడు 7 రోజుల్లో అని నన్ను టెస్ట్ చేయడం కాదు. ఆ సూత్రం అక్కడ పట్టుకుంటే బ్రహ్మం అర్థమవడం ప్రధానం, కానీ బ్రహ్మసూత్రం అర్థమవడం కాదు కదా. బ్రహ్మము తెలుసుకోవడం కోసం ఏ సూత్రం పనికొచ్చినా బతుకు అదే చాలు మనకి. ఇక్కడ మిషల్ అండి పుస్తకాలు, పుస్తకాలు మిషలు, జస్ట్ మిష. సబ్జెక్టు ఒకటే, మిషల్ ఎన్నో, విషయం ఒకటే. మీకు భగవద్గీత చెప్తే ఏం చెప్పాను, భక్తి సూత్రం చెప్తే ఏం చెప్పుకున్నాము, బ్రహ్మసూత్రం పట్టుకున్నా అదే చెప్తాం. అది తప్ప ఇంకోటి చెప్తే అబద్ధం, దొంగ మాట. దొంగ మాటలు చెప్పుకోవడానికి ఇంత ఏర్పాట్లు ఎందుకు? ఎప్పుడు చెప్పినా ఒకటే సబ్జెక్ట్, ఎప్పుడు ఒకటే చెప్తేనే అది బతుకు పనికి వస్తుంది. ఆ ఒక్కటి పట్టక అనేకం పట్టుకున్నాయి కనుక ఒక్కటి పట్టుకోవడానికి అనేక మార్లు ఏకం అనుకోవాలి, అప్పుడు మనం అనేకం నుంచి ఏకంలోకి వెళ్ళగలం. ఇది చాలా అవసరం. అందుకే పట్టు జాగ్రత్తగా చూద్దాం. ఆకాశానికి ఉన్న గొప్ప లక్షణం మనకు తెలిసి ఏమిటంటే అంతలో వ్యాపించిపోయింది ఒకటి, శుద్ధమైనది ఒకటి. కనుక ఇప్పటి వరకు మనకు దొరుకుతున్న పదార్థాల్లోకెల్లా అత్యంత శుద్ధమై సర్వవ్యాపకమై ఉన్నది కేవలం ఆకాశమే. దేనికని అంటుతుందో చూడండి పాపం, ఆకాశంలోనే వర్షాలు, ఆకాశంలోనే ఉత్పాతాలు, మేఘాలు, ఉరుములు, గోలలు, కానీ ఆకాశం అలాగే ఉంటుంది పాపం. అలాగే పరమాత్మ కూడా ఆకాశం వంటి వాడు. అయితే చిత్రం ఏంటంటే ఆకాశంలో ఒక గుణమే ఉంది పరమాత్మకి సంబంధించినది, శుద్ధం. అది తప్ప మరొకటి లేదు. ఇంకోటి పరమాత్మ గుణం ఉంది, అది మనలో ఉంది, అది బుద్ధం. జాగ్రత్తగా చూడండి, బుద్ధం. బుద్ధం అంటే జ్ఞానం. ఆకాశం అంత ఉంది కానీ ఆకాశంకి నేనున్నాను అనే జ్ఞానం ఉందా? మనకు తెలిసి లేదు. ఉందో లేదు మనకేం తెలుసు, లేదు అనుకుందాం ప్రస్తుతానికి. ఆకాశానికి నేనున్నాను అని అనిపిస్తోందని మనకు అనిపించట్లేదు. ఒక పక్షి, ఒక పురుగు, ప్రతిదానికి నేనున్నాను స్ఫురణ ఉందని మనకే తెలుసు, అంతే కదా. ఇంత పురుగు అది ఎందుకు బతికిందండి, అది ఎందుకు పుట్టిందండి నువ్వు అంటావు. దానికి జ్ఞానం ఉంటే నువ్వెందుకురా ఇంత ఒళ్ళు వేసుకుని పెరుగుతున్నావు అది అనగలదేమో, మనకేం తెలుసు. మనం అంటాం ఇంత పనికి మాలిన పురుగు ఎందుకని మనం అంటాం. అది ఇంత పనికి మాలిన ఇంత మనిషి ఎందుకు భూమికి బరువు, నేనైతే హ్యాపీగా బరువు లేకుండా చిన్న చోట్ల అడ్జస్ట్ అయ్యాను, వీడికి చాలా కావాలంటుందేమో, మనకేం తెలుసు దాని నాలెడ్జ్. కానీ ఒక్కడ మీకు తెలిస్తే చాలు, దానికి నేనున్నానని స్ఫురణ ఉందని మీకు తెలుసు కదా లేదా? దానికి ఉంది, దానికి ఉన్నది నేనున్నానని స్ఫురణ. కానీ ఇటొచ్చి మనకు ఆకాశానికి దుందా లేదా డౌట్ మనకుంది. ఏంటి నేనున్నాను అనేటువంటి బోధ. బోధ అంటే తోచడం, స్ఫురించడం, తెలియడం, అనిపించడం. జడ పదార్థాలకు అనిపించడం ఉండదండి. ఇప్పుడు నాకంటే శక్తి మైక్ ఉంది, నేను ఇంత అంటే అది అంత ఉంటుంది, అంత శక్తి ఉంది దానికి. కానీ దానికి లేనిది నాకున్నది ఒకటే, అది నేనున్నాను అని అనుకోదు, నేను అనుకుంటా అంతే తేడా. కనుక బుద్ధం అంటే అర్థం ఏంటి, అదే బుద్ధం అంటే జ్ఞానం అంటే అదండి. వేదాంతంలో చెప్పే జ్ఞానం అది. అంతేగాని వాడు సంగీతంలో జ్ఞానం, సాహిత్యంలో జ్ఞానం, భాషలో జ్ఞానం, వీటిలో జ్ఞానాలు కాదు అక్కడ. ఇవన్నీ విషయ జ్ఞానాలు. చిత్ చైతన్యం అది జ్ఞానం, స్ఫురణ. దీని స్ఫురత్త అని అంటారు. కనుకనే ఇక్కడ శుద్ధతతో పాటు దానికి శుద్ధత ఉంది, మనకు బుద్ధం ఉంది. గట్టిగా మాట్లాడితే మనలో ఆత్మ కూడా శుద్ధమే, ఇందాక చెప్పినట్టు సూర్యకాంతిలకు. కనుక కలిపేశాం. ఎందుకు కల్పేశాం? కనుక శుద్ధమైంది, బుద్ధమైంది. కనుక మనకున్న బుద్ధము భగవంతుడికి ఉంది అని కొంతదాకా అనుకుంటే, ఆకాశానికి ఉన్న శుద్ధత, మనలో ఉన్న బుద్ధం, ఈ రెండు భగవంతుడి దగ్గర ఉందాం. అయితే మనలో లేనిది ఒకటి భగవంతుడి దగ్గర ఉన్నది. ఏమిటది? ముక్త. ఎంత చక్కటి మాట అండి. మనం ఈ బుద్ధ ఏంటి, నేనున్నాననే తెలివిని బంధించేశాం. దేంట్లో? పోల్డ్ కొండలు. శరీరం ఒకటే కాదు, శరీరాల్లో శరీరాల్లో శరీరాలు. దేని చూస్తే అది బంధం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క బంధం. నిన్న ఒకదానితో తన్మయత్వం, ఒకదానితో ఏడుపు, ఒకదానితో నవ్వు, ఇవాళ మరొక దానితో. కనుక నేనును మనం ఎక్కడికక్కడ బంధించేస్తున్నాం. కనుక మనలో ఉన్న బుద్ధం ఏమైపోయింది? బద్ధమైపోయింది. పరమాత్మలో ఈ శుద్ధము ఆ బుద్ధముతో పాటు ముక్తం ఉంది. ఆయన బద్ధుడు కాడు. ఆయన దేనిలో లిమిటెడ్ కాదు. ఆయన మనం చెప్పుకున్నామే, కాంతి వచ్చి ఆకు మీద పడి ఆకు మేరలో కనబడుతుంది, కానీ ఆ కాంతి ఆ సూర్యుడు బద్ధుడా అండి? అదేవిధంగా పరమాత్మకి బద్ధత లేదు, కనుక ముక్త. కనుక ఇప్పుడు పరమాత్మకి ఆకాశంలో ఉన్న శుద్ధత, సర్వజీవుల్లో ఉండే బుద్ధము, వీళ్ళకి లేని ముక్తము. కనుక ఆయన ఏమన్నారు? శుద్ధ బుద్ధ ముక్త. ఇది ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. అందుకే నిత్య శుద్ధ బుద్ధ ముక్త. ఈ మాటలకు అర్థం తెలుసుకోవాలి. మనకి మాటలన్నీ వింటూ ఉంటాం వేదాంతంలో చాలా. ఏం వినమండి, అన్నీ వింటూ ఉంటాం. చిత్రం ఏంటంటే మళ్ళీ చెప్తే, ఒకప్పుడు చెప్పిందే కదండి, గట్టిగా వివరిస్తే ఏం బాధపడింది లేండి అంటారు. మరి ఏం బాధ? అందుకే చెప్పేవాడికి కూడా కొంత అజ్ఞానం ఉంటే కానీ చెప్పడానికి శాస్త్రం. రాక్షస పరమహంసే అన్నారు ఈ మాట, సరికానియండి. సరే, మొత్తానికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త తెలిసింది కదా. ఈ నాలుగు లక్షణాలు ఇక్కడ చెప్పారు. ఎవరు? అది ఆయన దగ్గర స్వాభావికం. అంత నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అదొకటి అండి. బ్రహ్మం అంటే డెఫినేషన్. అసలు పేర్లు అనుకుని బ్రహ్మాన్ని భావించండి చాలు. ఎంత హాయిగా, ఎంత తీయగా, ఎంత మధురంగా ఉంటుంది బ్రహ్మం గురించి ఎందుకు భయపడిపోడు? గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చే ముందు ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రహ్మసూత్రాలు అర్థం అవ్వడం మహాకష్టము అనే భావన తీసేసేయండి. చాలా తేలిగ్గా తెలిసిపోతాయనే భావన తీసేసేయండి. అంటే మీకు మీరే కష్టమని మూస్తే ఏది ఎక్కదు, తేలికే కదా అని తీసిపారిస్తే అసలు ఎక్కదు. ఒక్కటే కావాల్సింది, కావాలనే తపన, తరించాలనే ముముక్షత్వం, ఈ రెండు ఉంటే అంతే కదా. మహానుభావుడు గోకర్ణుడు భాగవతం చెప్తున్నట్ట, అందరూ వింటున్నారు. అందులో పిశాచం నన్ను తరింపు చేయవయ్యా అని అడిగితే దాన్ని ఒక వెదురు బొంగులో ఆవాహన చేసేది గోకర్ణుడు భాగవతం చెప్పట్ట. మొత్తం భాగవతం పూర్తయింది. వైకుంఠం నుంచి విమానం వచ్చి ఆ పిశాచాన్ని తీసుకుపోయింది అండి ఇక్కడ. వీళ్ళందరూ ఇక్కడే సెట్లు. మరి వీళ్ళకి చెవులున్నాయి, కళ్ళున్నాయి, చెప్తే అర్థం చేసుకోగలరు? మధ్య మధ్యలో టీ తాగలరు, కాఫీ తాగలరు? పిశాచం ఏం చేయగలదు? మరి వీళ్ళెవ్వరికి ముక్తి ఇవ్వకుండా విష్ణువు పక్షపాతి కాకపోతే ఆ వెదురు బొంగులో బంధించినటువంటి పిశాచానికి ముక్తి ఇచ్చేసాడంటే విష్ణువు? చాలామంది డౌట్ వచ్చింది. అది ఒక్కటే, దానికొక్కటే తెలుసు, దానికొక్కదానికే తెలుసు. ఏమని? ఈ లోకం మిథ్య, సత్యం అనుకుని పాపాలు చేసి పిశాచారిని అయ్యాను, దానికి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మళ్ళీ నేను ఇందులో ఉంటే నానాయాత్రలు పడతాను, ఇక్కడి నుంచైనా బాగుపడాలనే దానికి నిజమైన తపన ఉంది కనుక మంత్రించి కూర్చోబెడితే కూర్చుందని వెదురు బొంగులో కూర్చుని ఆ చెప్పే భాగవతం తప్ప మరొకటి చెవులకు ఎక్కించుకోలేదు. అది తప్ప మరొకటి వినలేదు. అలా 7 రోజులు శ్రవణం చేసి మోక్షం పొందిపోయింది అది. వీళ్ళు విన్నారు 7 రోజులు పిశాచానికి లేని 2 చెవులతో. ఏం లాభం? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కనుక వినే చెవులు చాలదు, ప్రిపరేషన్, తపన, శ్రద్ధ, అది చెప్పొచ్చు ఇక్కడ. కానీ శ్రవణం అంటే మాట్లాడుకున్నారా? శ్రవణం మనం నిధిధ్యాసనం ప్రతి వాళ్ళకి వేదాంత పదాలు ఎలాగైపోయింటే ఈ రోజుల్లో కలవు వేదాంతిన సర్వే అనేటువంటి మాట ఉన్నదే. ఎందుకంటే సోమరిపోతులు ఈ రోజుల్లో వేదాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా బాధ. పలానా జపం చేయి, పలానా ధ్యానం చేయి అంటే వాటికి జంకి. వేదాంతం చాలా కన్వీనియంట్గా ఉందండి, అన్నీ ఏం చేసినా పర్వాలేదు, అంతా ఒకటెట్ట వచ్చింది బాధ. అది కూడా మళ్ళీ అధ్యాసే, గుర్తుపెట్టుకోండి, అది అధ్యాసే, ఇవన్నీ అధ్యాసే. జాగ్రత్తగా ఇదంతా ఎంత పొదనైన అంశంలో తెలుస్తున్నాయి కదా. మొత్తానికి ఆ బ్రహ్మం అనే మాట ఎంత తీయనిది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం సర్వజ్ఞం, తనకున్న విశేషం అన్నీ తెలుసు. నేననే స్ఫురణ ఉండడం ఒకటి, సర్వజ్ఞత అనేటువంటి విషయం. సర్వశక్తి సమన్వితం, సర్వశక్తి సమన్వితమైనటువంటిది ఇది. బ్రహ్మశబ్దస్య హి వ్యుత్పాద్యమానస్య నిత్యశుద్ధత్వాదయోర్థాః ప్రతీయంతే ఇది. అయితే ఇక్కడ గొప్ప మాట అంటున్నారు, అయితే బ్రహ్మం అంతటా ఉందండి. నిజమే, అంతటా ఉన్నది తెలియబడుతుందా తెలియబడ్డం లేదా, ఇప్పుడు అది పెద్ద ప్రశ్న. ప్రసిద్ధమా అప్రసిద్ధమా, మంచి చర్చ చేశారు ఇక్కడ. బ్రహ్మ అస్తిత్వము అంటే బ్రహ్మము ఇంత గొప్పది అని మీరు చెప్పారు, మేము ఒప్పుకుంటాం. కానీ అది ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ప్రసిద్ధం అంటే మన పాపులర్ అనే పదానికి ఇంకోట్లో వాడతాం. ప్రసిద్ధం అంటే అందరికీ తెలిసేదండి, అప్రసిద్ధం అంటే అందరికీ తెలియంది. బ్రహ్మ అప్రసిద్ధమే అయితే తెలుసుకోవడానికి కష్టపడ్డం ఎందుకు? అసలు తెలియని వస్తువే అయితే తెలుసుకోవడానికి కష్టపడక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి, అది తెలియందా తెలిసిందా? లేదండి, ప్రసిద్ధమే, అందరికీ తెలిసిందే, మరి తెలుసుకోవడం ఎందుకు? భలే ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. అందరికీ తెలిసిందేనండి బ్రహ్మము, మరి తెలుసుకోవడం ఎందుకు? తెలియదండి, ఎందుకు తెలుసుకోవాలి? ప్రయత్నం ఎందుకు? అసలు తెలియని దానికోసం కష్టపడే ఎందుకు? ఆయు వేస్ట్, టైం వేస్ట్. తెలియని దానికోసం టైం వేస్ట్, అందరికీ తెలిసిన దానికోసం తెలుసుకోవడం అనవసరం. మరి ఏమంటావు ఇక్కడ? ఇది పెద్ద ప్రశ్న. శంకరులే దానికి చక్కగా చెప్తున్నారు, బ్రహ్మం అందరికీ తెలుసు, అందరికీ తెలియదు. అది చెప్పుకుంటే బాగుంటుంది. తెలుసు తెలియదుట, ఎలా తెలుసు అంటే నేనున్నాను అని అందరికీ తెలుసు కదా అని ఒకటే అడిగాడంతే. నేనున్నాను అందరికీ తెలుసా తెలియదా? నాకైతే కెమెరాలో షూటింగ్ ఎలా చేయాలో తెలియదు, వైద్యం ఎలా చేయాలో తెలియదు. అలా ఒక్కొక్కరిగా అన్నీ అందరికీ తెలుస్తాయండి, అన్నీ అందరికీ తెలియపోయిన ఒకటి మాత్రం ఇక్కడ అందరికీ కామన్గా తెలుసు, ఏమిటి? నేనున్నానని తెలుసు. లేదండి, ఈయన పడుకుంటున్నాడు ఇంక తెలియదంటే లేపండి, ఆయన అదే చెప్తాడు. ఆయన నేనున్నాననే చెప్తాడు. నేనున్నాను ఎవడు చెప్పుడు, ఎవడే నేనున్నానండి అంతే. అసలు నేనున్నానండి అనలోనే ఉన్నాను అనలో నేను ఉన్నాను కలిసి ఉన్నాయి. నేను ఒకటి ఉన్నాను ఒకటి విడివిడిగా లేవు. నేనున్నాను అనిపిస్తుందండి అన్నాడు ఒక ఆయన. అనిపిస్తుంది అంటే అయ్యో బాబు, నేనున్నాను అనడంలోనే అనిపిస్తోంది కూడా ఉంది. అంటే ఉండడంలోనే ఉన్నాను అనిపించడం కూడా ఉంది కదా. ఉండడం సత్తు, ఉన్నాను అనిపించడం చిత్తు. స్ఫురించడం దీని స్ఫురత్త, సత్తా స్ఫురత్త అయిపోయింది కదా. ఈ నేనున్నాను అనేది అందరిలో ప్రసిద్ధిగా ఉంది కదా, అది లేనిది ఎక్కడ, అంతటా ఉంది. కనుక ఇది ప్రసిద్ధమే. మరి ప్రసిద్ధమైనప్పుడు తెలుసుకోవడం ఎందుకు? నేనున్నా అందరికీ తెలుసు కదండి. కాదయ్యా, నేనున్నాను అందరికీ తెలియదు. ఎందుకంటే ఈ నేనున్నాననే చైతన్యాన్ని దాన్ని దానిగా తెలుసుకోలేకపోతున్నావు, అది వచ్చింది బాధ. నేను నేనుగా తెలుసుకోలేకపోతున్నావు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ లాగంతే. అది అంత. ఎందుకండి, మీరు బంగారం కొనుక్కున్న ఒక డబ్బాలో ప్యాక్ చేసిస్తాడు, ఎంత అందంగా ప్యాక్ చేసిస్తాడు, లోపల ఒక మఖమల గుడ్డ, దాని చుట్టూ ఇంకేదో, దాన్ని ఒక బెట్లో పెట్టి దాని బ్యాగులో పెట్టి ఇస్తాడు. ఏం తెలుసు, బంగారం అండి, ఏంటి అంత బంగారమే, అది దాంట్లో ఉంది కనుక మొత్తం అంతా కలిపి బంగారం అని చెప్తే ఎంత తప్పండి. ఇప్పుడు అందులో బంగారాన్ని చూపించాలంటే మీరేం చేయాలి? దాన్ని దానిగా చూడాలి. దాన్ని దానిగా చూడాలి అంటే ఇవన్నీ పరిహరించి చూడాలి. మనం ఇప్పుడు నేను దాన్ని దానిగా చూస్తున్నావా? కల్తీ చేసి పరిచయం దాన్ని. దేంతో కల్తీ చేసాం? నేను కాని వాటన్నిటితో కలిపేసి, కలగలిపేసి ఇదిగో అని చూపిస్తున్నాం. కనుక నేను కాని శరీరం, నేను కాని మనస్సు, నేను కాని ప్రాణాలు, నేను కాని బుద్ధులు, నేను కాని ప్రపంచం, ఇవన్నీ కలిపి చూపించో. ఇప్పుడు వచ్చింది అది బాధ అనమాట. ఇప్పుడు మేమేం చేసిపోతున్నాం? ఈ నేను చుట్టూ కప్పేసావు కదా, ఆ కప్పు తొలగించుకోమని చెప్పడం కోసమే తెలుసుకోవాలి అని చెప్పడం తప్ప అది ప్రసిద్ధ వస్తువే. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక జ్ఞానం దేనికండి? కప్పింది తీసేయడానికే జ్ఞానం, కొత్తగా వచ్చేది కాదు. కనుకనే తత్వము తత్వము అనే మాట అందరూ వాడుతూ ఉంటారు, అంతే కదా. తత్వం చెప్తే ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాలు మేము ఎదుర్కొంటుంటాం. ఇంత తత్వం తత్వం అని హై లెవెల్ చెప్తాడు, ఏం లాభం లేదు. కథ ఉండదు, కాకరకాయ ఉండదు, ఏం చేస్తాం? తత్వంలో ఇవేమి ఉండవు. తత్వం అంటే అర్థం ఏంటి అది ఒక్కడ చెప్తే చాలా సంతోషం. మనం కొన్ని కొన్ని అర్థాలు పెట్టుకున్నా, ఏది అర్థం కాకపోతే దాని పేరు తత్వం. ఆలోచించడం అంత పట్టకపోతే ఆధ్యాత్మికం. అందరూ చేస్తే బాగుంటుంది కానీ నేను మాత్రం చెయ్యను, దాని పేరు ధర్మం. ఇవి మన డెఫినేషన్స్ అండి. అందరూ చేస్తే బాగుంటుంది, నేను మాత్రం చెయ్యను, దాని పేరు ధర్మం. అవునా లేదా? ఇలా మనకు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ తత్వం అంటే అర్థం ఏంటి? అర్థం కాదుట. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఎప్పుడూ అర్థం చేసుకోలేము. ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతే నష్టం ఏంటి? అనర్థం అన్నాడు ఆయన. ఇక్కడంతే అనర్థమే. కనుక అనర్థం తొలగించుకోవాలంటే ఇది అర్థం చేసుకోక తప్పదు. ఇది అర్థం చేసుకోవడానికి నీకు ఇష్టం లేదనుకో, అనర్థం తప్పదు. అందుకే ఇప్పుడు మనకు చాలా పెద్ద సమస్య అయింది. కనుక అత్యంత ప్రసిద్ధమైన వస్తువు ఏది? నేనున్నా అని బ్రహ్మ అస్తిత్వం సర్వత్రా ప్రసిద్ధమే. ఆకాశం ఎలాగైతే అన్నిట్లో వ్యాపించిపోతే అన్నిటి చుట్టూ వ్యాపించిపోయిందో, ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి ఆ చైతన్యము శుద్ధము బుద్ధము ముక్తమైనది అంతలో వ్యాపించిపోయింది. చిక్కంతా ఏమిటంటే శుద్ధ బుద్ధ ముక్తమైన దాన్ని పరిచ్ఛిన్నం చేసి ఒక దానికి లిమిట్ చేసి చూస్తున్నావు, వచ్చింది బాధ. మంచి ఆకాశంలో అంటే శూన్యంలో కొండ పెట్టావు. కొండ పెట్టి కొండలో ఎంత చక్కటి ఖాళీ ఉందో అన్నాడు. కొండలో ఖాళీ, బయట ఒక ఖాళీ ఉందా అండి? ఆ కొండలో ఖాళీ. ఆ ఖాళీ అనుకుందిట, ఈ కొండ ఎంత బాగుందో, ఈ కొండలో చక్కగా ఉన్నాను, ఆఖరికి కొండే నేను అనుకుందిట ఖాళీ. ఆ కొండ పగిలింది, ఖాళీ ఏడ్చింది. ఎంత అజ్ఞానం అండి! కొండలో ఖాళీ, కొండతో తాదత్యం చేసి ఎంత ఏడవడం, ఎంతో ఈ కొండల్లో ఉన్న ఈ ఖాళీగాడైన వీడు. ఖాళీ అంటే మళ్ళీ ఎంప్టీ అన్నది ఇందాక చెప్పినట్టు, అది శుద్ధ బుద్ధ ముక్తం అని అయినటువంటి ఒక పదార్థం ఉంది కదా, అదే మీలో నాలో అందరిలో నేనని తెలియబడుతున్నది. దాన్ని ఆ సర్వప్రసిద్ధ వస్తువుని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, నాయన నేననే దాన్ని అనేక మంది కలిసి కల్తీ చేసేసారు, ఏది అసలుదో చెప్పలేదు మీకు, అందుకోసం ఈ పనికి ఇప్పుడు మేము పూనుకున్నాం అంటున్నాడు. కల్తీ ఎవరు చేశారు? ఎవరు? మనమే కాదుటండి, శాస్త్రవేత్తలు అందరూ కల్తీ చేశారట. ఇదో చిన్న బాధ. అందరూ కలిసి కల్తీ చేశారట. ఎవరెవరు ఎలా కల్తీ చేశారో చెప్తున్నారు ఈయన. అది బాగా తెలుసు, ఎందుకంటే ముందు డయాగ్నోస్ చేయగలగాలి కదండి. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో బాగా చూస్తే అవి తీసేస్తే ఇది మిగులుతుంది, అంతే. చాలా సింపుల్, ఏం కష్టం లేదు. చెత్త తీసేస్తే మిగిలేదు అదే, ఇంకేముందండి? పట్టుకుందాం మనం ఇప్పుడు. ఎవరెవరు ఎలా ఎలా ఈ ఆత్మని కల్తీ చేశారో చెప్తున్నాడు ఈయన. కొందరు ఆత్మ అంటే ఇదన్నారు, కొందరు ఆత్మ అంటే అదన్నారు, కొందరు ఆత్మ అంటే ఇంకోటి అన్నారు. ఇవేవీ కాదు. ఇన్ని చెప్పడం వల్ల ప్రమాదం ఏంటంటే సాధకుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది, అది వచ్చింది బాధ. ఆత్మ అంటే ఇదని కొందరు అంటారు, ఇదని కొందరు అంటారు. ఇలా అన్నవాళ్ళే శాస్త్రవేత్తలు అండి వరుసగా ఇంతవరకు రకరకాల వైదిక నాస్తిక అనాస్తిక దర్శనములు ఉన్నాయే, ఈ దర్శనములన్నీ ఆత్మ గురించి చెప్పడానికి తయారయ్యే, కానీ వాళ్ళకు తోచిని చెప్పారు, వీటితో కన్ఫ్యూజ్ చేసి పారేశారు. అసలైంది ఏదో చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాడు ఎవరు? బాదరాయణుడు బ్రహ్మసూత్రంలో. అది బ్రహ్మ జిజ్ఞాస. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రేపటి రోజున తిరిగి సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా కుబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వజ్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.